వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవాన్ వ్యాసదేవులు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున ప్రవచనంలో ప్రధానమైనటువంటిది పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బృహదస్సులు వారు వచ్చి వినిపించినటువంటి నలచరిత్ర, దాని యొక్క విశేషాన్ని, దాని మహిమని, దానిలో దాగిన ఆంతర్యాన్ని నిన్న ప్రస్తావన చేసుకోవడం జరిగింది. అటుపై అక్కడ అర్జునుడు స్వర్గలోకంలో ఇంద్రునికి సహాయకుడుగా ఉంటూ చేసిన కొన్ని ఘనకార్యాలు ఉన్నాయి. ఈ లోపల లోమసుని పంపించాడు ఇంద్రుడు. ఆ లోమస మహర్షి పాండవులను, ద్రౌపదిని, ధౌమ్యునితో సహా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళారు. ఈ తీర్థయాత్రలు జరుగుతూ ఉండగా క్రమంగా ఆసేతు, సీతాచలము వారి తీర్థయాత్రలు చేసినట్లు మనకు కనబడుతున్నది. హిమవత్పర్వత శ్రేణిలో చేసిన తీర్థయాత్రలు విశేషంగా వర్ణించారు ఇక్కడ. అందున గంధమాదన పర్వతం యొక్క వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ గంధమాదన పర్వతం బదరికాశ్రమానికి సమీపంలో ఉంది అని వర్ణనలు బట్టి మనకు తెలుస్తున్నది. కొన్ని కొన్ని పేర్లు మనం వినడమే కానీ సామాన్యులు ప్రవేశించలేట. ఆనాటి కాలంలోనే పాండవులు కూడా ప్రవేశించలేని సిద్ధభూములు ఉన్నాయి అని చెప్పారంటే ఇంకా ఈనాటి కాలంలో నమో నమః అంతే. మనం చూడలేని అనేకమైన సిద్ధభూములు హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. మొత్తానికి పాండవులు గంధమాదనం వైపు వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి గాలులు, పెనుగాలులు ఆ ధాటికి వాళ్లే ప్రయాణించలేకపోయారు. ద్రౌపది వాలిపోయిందిట అక్కడ. ఇంకా నేను నడవలేను అనే పరిస్థితిలో ఆమె ఎప్పుడైతే చతికిలు పడి నేల వాలుతూ ఉన్నదో ఆ సమయంలో ధౌమ్యుడు మంత్రపూతమైన జలములు జల్లి రక్షోహరణ మంత్రములు పఠించాడు అని చెప్పారు ఇక్కడ. ఆ తర్వాత భీముడు ఘటోత్కచుడిని స్మరిస్తే ఆ ఘటోత్కచుడు వచ్చి మొత్తం పాండవులను అందరినీ కూడా ధౌమ్యునితో సహా ఈ గంధమాదనం వెళ్తున్నటువంటి క్షేమంకరమైన ప్రాంతం వైపు తీసుకువెళ్ళారు. ఒక లోమస మహర్షి మాత్రము దివ్య మార్గం ద్వారా, సిద్ధ మార్గం ద్వారా ఎవరి అవసరం లేకుండా ఆయన ఆ దివ్య స్థలానికి చేరుకున్నారు అని వర్ణించారు. దీన్ని బట్టి ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సిద్ధభూముల్లో సిద్ధ మార్గములను కొన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏమాత్రం శ్రమ లేకుండా మహాత్ములు, యోగులు సంచరిస్తారని అర్థమవుతున్నది. ఆ విధంగా చేరుకున్నటువంటి వారు ఆ గంధమాదన పర్వత సమీప ప్రాంతముల యందు ఉన్నటువంటి ఋషుల ఆశ్రమాలు, దేవతాయతనములు దర్శిస్తున్న సమయంలో ఒకనాడు ఏకాంతంలో ద్రౌపది విహరిస్తూ ఉండగా ఆమె వద్దకు కుసుమం ఎగురు వచ్చి పడిందిట. ఇది సామాన్యం కాదు. భూమి ఎందు ఎక్కడా దొరకని కుసుమం. ఇది ఎక్కడ లభించిందో దాన్ని తెలుసుకోవాలి, అది నేను తెలుసుకుంటానని ద్రౌపది ముచ్చట తీర్చడానికి భీమసేనుడు బయలుదేరాడు గంధమాదన పర్వతం వైపు. ఆ వెళుతున్న త్రోవలోనే అక్కడ కుబేరుని యొక్క లీలా సరస్సు ఉన్నది. ఆ సరస్సులో వికసించినటువంటి సౌగంధిక కుసుమాలవి, వాటిని తీసుకోవడానికి బయలుదేరాడు భీమసేనుడు. ఆ వెళుతున్న త్రోవలో ఒక రమ్యమైన సరోవరం దర్శనమిచ్చింది. ఆ సరోవరం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వర్ణన చేస్తుంటారు. వర్ణన చదువుతూ ఉంటేనే మనం చూడలేని సిద్ధభూముల్లో తిరుగుతున్న అనుభూతి కలిగిస్తాడండి వ్యాసదేవుడు. అభవ్యమైనటువంటి ఆ సర ప్రాంతం అంతా కూడాను చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. బంగారు అరటి చెట్లు ఉన్నాయట అక్కడ. అలాంటి ఉంటాయా అంటే ముందే చెప్పుకున్న అక్కడ ఉంటాయి సిద్ధభూములు. అలాంటి రమ్యమైనటువంటి బంగారు అరటి చెట్లు గాలి కదులుతూ ఉంటే ఆ గాలి వింజామరలు వీచినట్టు వీచుతూ ఉన్నది. అలాంటి సరోవరంలో ఆ అరటి తోపులో ఉన్నటువంటి భీమసేనుడు ఆ సరోవరంలో కొంతసేపు జలకాలడి బయటకు వచ్చి అరటి తోపులోకి ప్రవేశించాడట. ఆ కదలీ వనంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించినప్పుడు ఆయనకు ఉత్సాహం ఎక్కువయ్యి ఒక సింహగర్జన చేశాడు. ఆ గర్జన ఆయనకు ఆనందం కలిగించింది. తర్వాత తన శంఖాన్ని తీసి గట్టిగా ఊదెట్ట. ఆ శంఖధ్వనితో భీమసేని గర్జనతో పర్వత గుహలన్నీ ప్రతిధ్వనించాయి ఇక్కడ. అప్పుడు ఆ గర్జన విన్నటువంటి ఒకనొక మహావానరం అక్కడ ఉన్నటువంటిది తెలుసుకుని ఆ గర్జనకి ప్రతిగా తాను తన వాలాన్ని ఎత్తి భూమి మీద కొట్టింది ఆ వానరం. ఇంద్రధ్వజం లాంటి ఆ తోక తగలగానే వజ్రాయుధం తాకినట్లుగా భూమి ఒక్కసారి అదిరిందన్నారు ఇక్కడ. అలాంటి వాలఘాతం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంపై ఆ వానరం ఇచ్చినది. పైగా ఆ వస్తున్న భీమసేనుని అనుగ్రహించదలుచుకుని ఎటువంటి శాపము, తిరస్కారము భీమసేనుడు కలగకూడదని అతడు వెళుతున్న దారికి అడ్డంగా కూర్చుందిట. ఇక్కడ ప్రయోజనాన్ని గొప్పగా చూపించాడు. శాపము, తిరస్కారము, ఎందుకంటే సిద్ధులు మసలే చోట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా వారి తిరస్కారానికి, శాపానికి గురి అయితే పతనమవుతారు. అందుకు సిద్ధులు మసలే చోటుకు వస్తున్న అతన్ని కాపాడడం కోసం ఆ విధంగా అక్కడ ధ్వని చేశాడు అతను. ఆ తోక యొక్క ధ్వనికి తోకను కొట్టడమే కాకుండా ఒక గర్జన కూడా చేసేట ఆ మహావానరం. ఈ రెండూ కలిసి అక్కడున్న గుహలన్నీ ప్రతిధ్వని చేశాయి. అది విన్న భీమునికి ఒళ్ళు పులకించింది అంత ఆనందంతో. ఆ పులకించి ఎవరు ఈ ధ్వని చేశారా అని అటు వచ్చేటప్పటికల్లా మెరుపు తీగల కాంతితో మెరిసిపోతున్నటువంటి ఒక వానరం దర్శనమిచ్చింది. అని ముఖం ఎలా ఉన్నది అంటే ప్రకాశిస్తున్న కిరణాలతో ఉన్న చంద్రుల్లా ఉన్నదిట. బహుశా ఈ దర్శనమే శంకర భగవత్పాదుల వారు పొంది భజే చంద్రికా కుంద మందార హాసం అని వర్ణించి ఉంటారు. వెన్నెల్లాంటి నవ్వులతో కూడినటువంటి కాంతులతో కూడిన ప్రసన్న వదనంతో ఉన్నాడు ఆయన. పైగా దంతాల పలువరుసు కూడా మెరిసిపోతూ గోచరిస్తూ ఉన్నది అక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి తేజోమయమైన మూర్తి సరిగ్గా దారికి అడ్డంగా కూర్చొని ఆ తోకను అక్కడ పెట్టి నిద్రిస్తున్న భంగిమలో ఉన్నట్ట. ఇతను వచ్చి చూసి, నువ్వెవరు ఇక్కడ ఇది అడ్డంగా ఉన్నావు, పక్కకి లే, నా మార్గం ఇది, అవరోధించకు అన్నాడు ఇక్కడ అని చూస్తున్నాడు. పైగా ఒక మాట చెప్తాడు ఇక్కడ భీమసేనుడు, నిర్గుణమైన పరమాత్మ ప్రాణులందరిలో ఉంటాడు కనుక ఏ ప్రాణిని దాటరాదు. చూడండి ఎన్ని సంప్రదాయాలు దీన్ని బట్టి మనకు తెలుస్తున్నాయి. ఇవి సంప్రదాయాలు, ఈ రోజుల్లో ఈ చిన్న చిన్నవి కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే చెప్పాల్సిన పెద్దలకు తెలియట్లేదు, చెప్పాలని కూడా వాళ్ళకి అనిపించట్లేదు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలే, దాటరాదు అన్నారు. కేవలం ఆ లోపలున్న జీవ చైతన్యం వెళ్ళిపోయేకే కొన్ని పరిస్థితుల్లో దాటతారు. జీవ చైతన్యం ఉన్నప్పుడు మాత్రం దాటకూడదు వాళ్ళల్లో అంటాట. ఇక్కడ భీముడు ఆ మాట అంటాడు, నిర్గుణుడైన పరమాత్మ అందరిలో ఉంటాడు కనుక ఆ జ్ఞానం కల నేను అవమానించలేను, నువ్వు పక్కకు తొలగు అని చెప్తే, నేను చాలా వృద్ధుణ్ణయ్యా, నేను తొలగడం ఏంటి, ఆ తోక నువ్వే తీసుకో పక్కకి అన్నట్ట. పైగా ఎలాంటి చోటు అది వర్ణించుతున్నా అంటే, కదలి షండ మధ్యస్థ, అరటి తోటల సమూహం మధ్యంలో ఉన్నది అది. పైగా అరటి తోటలు ఎలా ఉన్నాయంటే, హిరణ్మయీనాం మధ్యస్థం కదలీనాం మహాద్యుతి, బంగారు అరటి తోటలు. ఇవి చూస్తూ ఉంటే మనకి పరాశర సంహిత లాంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వర్ణించినటువంటి కదలీవనం గుర్తొస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి సంహితా గ్రంథాలకి ఇతిహాసాలకి ఉన్న సమన్వయం కూడా మనకు తెలుస్తున్నది. అప్పుడు ఆ వాలాన్ని తాను తీయడానికే అలాగు వృద్ధుడైనటువంటి ఒక వానరం ఇక్కడ ఉంది కనుక తనకి శక్తత లేదు గనక తానే తీద్దామని ప్రయత్నించి ఆ వాలాన్ని తీయడానికి ప్రయత్నించారు కానీ వల్ల కాలేదు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు తన 2 హస్తముల్ని ప్రయోగించినప్పటికీ వాలాన్ని కదిలించలేకపోయాడు. ఎప్పుడో అప్పుడు భయచకితుడై అప్పుడు నమస్కరిస్తున్నట్ట. అంతకుముందు పలికిన బీరములన్నీ తగ్గాయి. నేను నిన్ను దాటలేక కాదయ్యా, మర్యాదను అనుసరించి నిన్ను దాటట్లేదు. నేను దాటదలుచుకుంటే హిమవత్పర్వతం మొత్తం దాటేయగలను. ఎలాగో అంటే పూర్వయుగంలో హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో అలాగా అని చెప్పేటండి ఇక్కడ. అవునా, ఎవడా హనుమంతుడు అడిగేటండి వానరుడు. అప్పుడు హనుమత్ చరిత్రను చాలా ఆనందంగా చెప్పాడు ఆయన, అదంతా వింటున్నాడు ఆయన చాలా సంతోషంగానే. ఇప్పుడు ఈ తోక తీసే ప్రయత్నం చేయంటే ఎంత ప్రయత్నించినప్పటికీ వల్ల కాలేదు. ఇప్పుడు అప్పుడు దుఃఖితుడై హిమవత్పర్వత ప్రాంతంలో సిద్ధులు, దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా వివిధములైన ప్రచ్ఛన్న రూపములతో ఉంటూ పరీక్షిస్తుంటారని విన్నాను. అటువంటి మహాత్ముల్లో ఎవరివో నువ్వు అయ్యుంటావు, దయచేసి నీ యొక్క స్వరూపాన్ని నాకు అవగతం చేయవయ్యా అని ఎప్పుడైతే ప్రపన్నుడై నమస్కరించాడో అప్పుడు నవ్వుని దాచిపెట్టుకుంటున్నటువంటి ఆ మహావానరము అని వర్ణిస్తాడు ఇక్కడ. ఆ లోపల నవ్వును దాచిపెట్టుకుంటూ మందహాసం చేసి, అత పరమగమ్యోయం పరమగమ్యోయం పర్వత సుదురారుహ వినా సిద్ధగతిం వీరా గతిరత్రణ విద్యతే. ఓ వీరుడానికి తెలియట్లేదు కానీ ఇక్కడ దాకా నువ్వు రాగలిగేవు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం మహా కష్టం సుమా. ఇది పరం అగమ్యం, ఇది అందరూ తేలిగ్గా వెళ్ళలేరు. పైగా సుదూరారుహ, దీన్ని ఆరోహించడం ఎక్కడ అత్యంత కష్ట సాధ్యమైనది. మరి వెళ్ళని కాడికి అక్కడ దివ్యభూములు ఎందుకున్నాయంటే సిద్ధగతిలో ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళగలరు తప్ప ఇతరులు వెళ్ళలేరు. అందుకు నువ్వు సాహసించకు అని చెప్తూ తాను ఎవరో వివరిస్తున్నాడు ఇక్కడ. తాను అంజనాపుత్రుడై కేసరీక్షేత్రమునందు జన్మించినటువంటి హనుమంతుడును అని తన్ను తాను పరిచయం చేసుకోగానే భీముడికి ఒళ్ళు పులకించిందండి ఇక్కడ. వెంటనే ఆనంద పరవశుడై సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు నాపై ఎంతో దయ చూపించావు, ఇప్పుడు నీ స్వరూపం మహద్రూపంగా గోచరిస్తున్నది. అయితే నాకు కోరుకున్నది, నీ చరిత్ర ఎప్పుడు వింటూ మననం చేసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు నీ మహద్రూపాన్ని ప్రకటించిన సన్నివేశాలు కొన్ని రామాయణంలో మేము విన్నాం. అంటే భారతకాలం నాటికే రామాయణ గాథ అంత ప్రచలితమైందని మనం తెలుసుకోవాలి. అందుకే ధర్మరాజు జూతానికి వెళ్ళేటప్పుడు కూడా రాబుడంతటి వాడు మాయలేడు ఉండదని, బంగారు లేడు ఉండదని తెలుసు కూడా వెళ్ళలేదా అని ఒక మాట అంటాడు. ఇలా అనేక చోట్ల మనకి రామాయణ స్మరణ కనబడుతూ ఉంటుంది. అందుకే హనుమంతుని యొక్క ఆ సన్నివేశం బాగా హృదయంగమంగా ఉన్నది భీమునికి. అందుకే అది గుర్తు తెచ్చుకుని, నువ్వు సీతమ్మని వెతుకుటకై అన్వేషించడానికి బయలుదేరావు కదా, ఆ సమయంలో నువ్వు ఏ మహద్రూపాన్ని చూపించావో దాన్ని నాకు చూడాలని ఉంది అని అంటే, అప్పటి రూపం ఇప్పుడు చూపించడమా, అది ఏ యుగం ఇది ఏ యుగం, చాలా ఈ రెండిటికి మధ్య చాలా అంతరం ఉందయ్యా, యుగయుగాలకి అనేక మార్పులు జరుగుతాయి అంటూ ఇక్కడ హనుమంతుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా హనుమంతుని ఉపదేశముల కిందే భావించాలి. కానీ ప్రస్తుతం మనకి ఉన్న సమయాభావం చేత ఉపదేశాల జోలికి వెళ్ళట్లేదు. కానీ రానున్న నెలలో మోతీనగర్ శంకర మఠంలో మనం హనుమంతుడిని జ్ఞానగుణసాగర సద్గురువుగా చూపించబోతున్నాం. అక్కడ హనుమంతుడు చేసిన ఉపదేశాలు ఇతర శాస్త్రాల నుంచి గ్రహిద్దాం. అప్పుడు ప్రస్తుతానికి మాత్రం హనుమంతుడి ఉపదేశాలు పెద్ద తీసుకోవద్దు, సమయం లేదు గనక. హనుమంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడు. అతను ఆచార్యమూర్తి కదా, ఆ జ్ఞానంలో యుగ లక్షణాలు బోధిస్తాడు కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఆయా యుగాల్లో వ్యక్తుల యొక్క శరీరములు, శక్తులు ఏ విధంగా తగ్గుతూ వస్తూ ఉంటాయి, అప్పటి పరిస్థితులు ఏమిటి, ఇది అంత అద్భుతంగానూ వర్ణిస్తాడు ఆ చిరంజీవి అనేటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామివారు. ఇది అంటూ మాట దాటించాలనే ప్రయత్నం అండి. ఈయన రూపం చూపించమన్నాడు కానీ ఇప్పుడు ఎందుకులే హడావిడి అని. అంతేకాదు, ఈ సమయంలోనే మొత్తం రామచరిత్ర అంతా హనుమంతుడు చెప్తాడు. భీమసేనుడు అదృష్టమే అదృష్టం అండి. హనుమంతుడి నోట రామకథ, ఆనాడు సీతమ్మ వింది, ఇప్పుడు భీముడు విన్నాడు, అది గొప్ప విషయం. మొత్తం రామకథ అంతా హనుమంతుడు చెప్పగానే ఆనందపరుశురే విని, ఆ కథలో నువ్వు వర్ణించిన ఏ రూపముందో దాన్ని నాకు చూడాలని ఉందయ్యా అన్నట్టు. మళ్ళీ నాకు ఇంకేం కోరిక లేదు. పూర్వ రూపమదృష్ట్వాతే నయాస్యామి కథంచన, నువ్వు ఆనాడు చూపించిన రూపం చూపించకపోతే నేను తిరిగి వెళ్ళను అన్నాడు. ఇది ఒక అటం గట్టిగా పట్టాడు. ఇక్కడ పట్టగానే ఓహో, ఇతని యొక్క గట్టితనాన్ని చూసి, నీనాటి తనువు చూచియ కాని అవశ్యంబు పోవ, కావున కపినాథ నాకు చూపు మనవుడు, వానికి తన రూపు చూపి వానరుడంతన్, వానికి తన రూపు చూపి వానరుడంతన్, తన రూపాన్ని చూపిస్తున్నట్ట. ఈ రూపం ఎలా ఉన్నది అంటే, ఇక్కడ సంస్కృతంలో వ్యాసుడు అందించిన శ్లోకములు మనకు వాల్మీకిని గుర్తు తెస్తాయి. భ్రాతుః ప్రియమభీప్సన్వై చకార సుమహద్వపుః. ఈ చకార సుమహద్వపుః అనే మాట సుందరకాండలో పలు తావుల్లో ప్రస్తావన చేస్తాడు. కిష్కింధకాండ యొక్క చివరలో కూడా వాల్మీకి ఆ శబ్దాన్ని యథాతథంగా వ్యాసుడు ఇక్కడ చూపిస్తున్నాడు. చకార సుమహద్వపుః దేహస్తస్య తతో దీవ వర్ధయత్యాయామ విస్తరైః సద్రుమం కదలీషండం ఛాదయన్నమిత ద్యుతిః గిరేశౌశ్చర్యమాక్రమ్య తస్థౌ తత్ర చ వానరః. ఆ స్వామి పెరుగుతూ ఉన్నప్పుడు ఆ కదలీవనాన్ని మించిపోయిందిట ఆయన రూపం. పైగా బంగారు రంగుతో మెరిసిపోయింది శరీరం. ఇక్కడ ఆ కదలీవనం అంటే అరటితోపులో ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క ఆకులన్నీ బంగారు రంగులు ఉన్నాయి. కానీ వాటి బంగారు కాంతి స్వామి యొక్క శరీరపు బంగారు కాంతి దగ్గర చిన్నబోయిందిట, అలా వ్యాపించిపోయింది మొత్తం. అటు గగనమంతా కూడా హనుమంతుని యొక్క శరీరము నుంచి ప్రసరిస్తున్న సువర్ణ కాంతులతో మెరిసిపోతున్నది ఆకాశం. అదేవిధంగా స్వామి యొక్క మేని కాంతితో భూమి అంతా వెలిగిపోతుందట. అలా తన యొక్క స్వరూపాన్ని పెంచి చూపించాడు. పర్వతం మీద మరొక పర్వతము మొలచిందా అన్నట్లుంది హనుమంతుని యొక్క రూపం. అంత అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నాడు. తామ్రేక్షణ తీక్ష్ణ దంష్ట్రో భృకుటీ కుటిలానన సముచ్ఛ్రిత మహాకాయో ద్వితీయ ఇవ పర్వత. మరో పర్వతం వలె ఉన్నటువంటి ఆ స్వరూపము ఎర్రని కాంతులతో ఉన్నటువంటి కన్నులతో, తీక్ష్ణమైన దంష్ట్రలతో, ముడివేసిన కనుబొమలతో, దీర్ఘలాంగూలమా విద్య దిశో వ్యాప్య స్థిత కపిహి, తన దీర్ఘమైన తోకని పైకి ఎత్తి దిక్కులంతటా నిండిపోయి ఉన్నాడు. తమర్కమివ తేజోభి సౌవర్ణమివ పర్వతం బంగారు పర్వతం వలె, అందుకే కాంచనాద్రికమనీయ విగ్రహం అన్నారు. అతులితమై ద్వితీయ కనకాద్రియుకో ఇది నా నిజాంగమూర్జితముగా పెంచి పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాథు చూసి కురునందనుడప్ను నిమీలితాక్షుడై మతినతి విస్మితుండగుచు మారుతి కిట్లని ఎన్ భయంబునన్. హనుమంతుని యొక్క మహద్రూపాన్ని చూసి వణికిపోయేట్టు భీముడంతటి వాడు. భీముడే వణికాడంటే ఆ స్వరూపం ఎంత ఉజ్వలంగా ఉందో పరిశీలించాలి. స్వామి మహత్తేజో రూపాన్ని చూడాలని ఉపలాటపడ్డాను, చూస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది, కానీ చూడలేనంత సంభ్రమము కలుగుతుంది అయ్యా నాకు. అతి భీషణమిది అత్యద్భుతము ఓహో చాలు భూనభో మధ్య వ్యాపితమయ్యే భవద్దేహాయ తత్వము ఉపసంహరింపు అనవుడు కపియున్. ఎప్పుడైతే ఆ రూపాన్ని ఉపసంహరించమన్నాడో అప్పుడు మందహాసం చేసి అంటున్నాడు, ఇప్పుడు నువ్వు చూసావు కదా నా రూపాన్ని, ఈ రూపానికి కొన్ని రెట్లు ఉంటుందయ్యా అప్పుడు నేను చూపించిన రూపము అన్నాడు. ఇక్కడ అంటే మరి ఆ రూపం ఇప్పుడు ఎందుకు చూపించలేదు అంటే, అవసరం ఉన్నప్పుడు తనంత తాను ప్రకటించడం వేరు, అడిగినప్పుడు చూపించడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది కదండి. అవసరం ఉన్నప్పుడు ప్రకటించిన రూపం అది, ఇప్పుడు అడిగేవి కనుక చూపించిన రూపం అది, కొంచెం తేడా ఉంటుంది. అంతేకాదు యుగాలు బట్టి కూడాను తేడాలు ఉంటాయి. నాలో కాదు, చూడగలిగిన వాళ్ళ శక్తి కూడా ఉంటుంది అక్కడ. కనుకని ఇప్పుడు నువ్వు చూడగలిగినంత మేరకు నన్ను నేను దించుకుని చూపించానన్నాడు. అదే భీమసేనుడు భరించలేడంటే దేవతల యొక్క యథార్థ స్వరూపాన్ని మనం దర్శించలేమని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఇక్కడ కనబడ్డే ఏంటంటే కనబడితే తట్టుకోలేము, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే బృహస్పతి నేత్రములే అంధీభూతములయ్యే అని స్కాంద పురాణం చెప్తున్నది. ఆయన మన కోసం దిగిరావాల్సిందే తప్ప ఆయన ఉన్న స్వరూపాన్ని మనం చూడలేము. మొత్తానికి భీమసేనుడితో ఆ మాట చెప్తున్నాడు, ఏతావధిహ శక్తస్త్వం ద్రష్టం రూపం మమానఘ, నువ్వు ఇంత మేరకే నా రూపాన్ని చూడ్డానికి సమర్థుడువు గనక ఇంతమేరకు చూపించాను. వర్ధేహం చాప్యతో భూయో యావన్మే మనసి స్థిత, ఆ సమయంలో నేను చూపించిన రూపం ఇంతకంటే గొప్పది అని చెప్తూ, తన ఎప్పటి రూపము జేకొని దీనికి ఇనుమడుంగగుం ప్రతిబలముంగనినప్పుడు నా రూపంబు అనుపమమనంగ అనినా హనుమ కనిల జుడనియన్. ఉన్నతి భూని, ఇప్పుడు అద్భుతంగా అంటున్నాడండి మహానుభావుడు భీమసేనుడు, ఉన్నతి భూని నీవు బలియుండగు రావణు నశ్రమంబునన్ బన్నుగ జంపనోపటు బాహుబలాఢ్యుడవు. నీ స్వరూపాన్ని చూస్తే తెలుస్తున్నది, రావణుని సంహరించడానికి రాముడి దాకా వెళ్ళక్కర్లేదు, నీ భుజబలంతోనే రావణ్ణి సంహరించగలవు అనేది సంపూర్ణంగా తెలుస్తూనే ఉన్నది. ఈ మాట ఆయనే ప్రకటించాడు, నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్తని. ఇట్టి ఊర్జితున్ నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతి పరుండు రాఘవుండు అన్నరభోజనాన్వయుల ఆజి వధించుట ఏమి చోద్యమే. ఇలాంటి నిన్ను సహాయంగా పొందినటువంటి ఆ ధర్మ విగ్రహుడైన రామచంద్రమూర్తి అసురు సంహారం చేశారంటే ఆశ్చర్యమేమున్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఈ విధంగా హనుమంతుని స్తుతించాక హనుమంతుడు ఇక్కడ విశేషములైన కొన్ని అంశములు చూపిస్తాడు. అందులో వివిధములైన ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు ఇత్యాదుల్ని బోధిస్తూ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్న చోటంతా దేవభూములు, హిమవత్ పర్వతములే దేవభూములు అండి. వాళ్ళ దర్శనములు అయినా కాకపోయినా మసలితే చాలా పర్వత శ్రేణిలో ఎంతో భాగ్యం ఉండే వాళ్ళకి అది లభిస్తుంది. ఇక్కడ మసలితే చాలు, వాళ్ళ అనుగ్రహాలు లభిస్తాయి. ఎందరు సిద్ధులు, ఎందరు దేవతలు సంచరిస్తూ ఉంటారు అక్కడ. పైగా దేవతలను నువ్వు పరాక్రమాలతోని అహంకారాలతోని ప్రసన్నం చేసుకోలేవు సుమా. దేవతలు ప్రసన్నం కావాలి అంటే చేయవలసిన పద్ధతులు ఏమిటో ఇక్కడ బోధిస్తున్నాడు హనుమంతుడు. బలిహోమ నమస్కారై మంత్రైశ్చ భరతర్షభాం దైవతాని ప్రసాదం హి భక్త్యా కుర్వంతి భారత. దేవతల అనుగ్రహం పొందడానికి బలి, బలి అనగా ఇక్కడ పూజ అని మాత్రమే అర్థం అండి, తలలు నరకడం కాదు. ఇక్కడ బలి శబ్దానికి శాస్త్రార్థం ఏంటంటే పూజ, పూజించుట అని అర్థం. ఇక్కడ బలి హోమము అంటే పూజించుట, హోమము నమస్కారము జపము, ఈ నాలుగింటి ద్వారా దేవతలు ప్రసన్నలవుతారు. ఎంత అద్భుతమైన అంశం చెప్పారు చూడండి ఇక్కడ. ఇది ఒక్కటి చేస్తే లాభం లేదు, నేను మంత్రం చేస్తానంటే లాభం లేదు, పూజ ఉండాలి. ఆ రెండూ చేస్తే లాభం లేదు, హోమం ఉండాలి. ఆ రెండూ చేస్తే లాభం లేదు, నమస్కారం ఉండాలట. ఈ నాలుగు ఎలా చేయాలంటే భక్త్యా, ఈ నాలుగింట్లో కలవలసిన ప్రధాన ధాతువేది భక్తి. కనుక భక్తితో కూడినటువంటి పూజ, భక్తితో కూడిన హోమము నమస్కారము మంత్రము, వీటి ద్వారా దేవతలు ప్రసన్నులవుతారు. కనుక ఈ నాలుగు దేవతా ప్రసన్నతకి హేతువు. అందుకని అహంకారం కాదు సుమా, అందుకు నువ్వు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా వెళ్ళు అంటూ ఇక్కడ సాహసం అని ఏదైతే తీవ్రంగా ఉందో దాన్ని కొంత నిగ్రహించాడు. నిగ్రహించి యథారూపాన్ని స్వీకరించినటువంటి ఆంజనేయ స్వామి వారు భీమసేనుని గట్టిగా ఆలింగనం చేసుకున్నారండి. పరిష్వక్తస్య తస్యాసు భ్రాత్రా భీమస్య భారత శ్రమో నాశమపాగచ్చత్ సర్వం చాసీత్ ప్రదక్షిణం. దగ్గరికి తీసి ఆలింగనం చేసుకోగానే ఈ వైభవాన్ని గట్టిగా వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఇలాంటివి కీలకాలు భారతంలో. పట్టుకోగానే అంతవరకు భీమసేనుడికి పర్వతములు ఎక్కడం వల్ల అంత మహాత్ముడికి కలిగిన చిన్నపాటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమంతా పోయి శరీరంలో ఒక నూతనమైన జవసత్వాలు వచ్చిన అనుభూతి కలిగిందిట. అంతేకాదు కాలము విషయములు అన్నీ తనకు అనుకూలమైన భావం కలిగింది, మొత్తం అన్నీ అనుకూలించాయి, ప్రతికూలతలు తొలగిన భావం. అంతేకాదు మహాబలవంతుడైన తనకి బలంచ అతిబలోమేని, ఇదివరకుటున్న బలముల కంటే గొప్ప బలము వచ్చినట్టుగా భావన కలిగి నమేస్తి సదృశో మహాన్ నాతో సమానుడు మరొకడు లేడు అని తృప్తి కలిగింది ఇక్కడ. అంటే అంత బలము అసదృశ్యమైనటువంటి వీరత్వము దేనివల్ల కలిగిందయ్యా అంటే హనుమద్గాత్ర పరిష్వంగం. చాలా అద్భుతమైన అంశం. దీన్ని బట్టి మనం పరమేశ్వరుడు పాండవుల్లో ప్రధానమైన పరాక్రమ వీరులు ఇద్దరిని రెండు విధాలుగా అనుగ్రహించాడని దీన్ని బట్టి తెలుస్తున్నది. నేను కిరాత రూపంతో వచ్చి అర్జునుడిని కుస్తీ పట్లు పెట్టి తన యొక్క శరీర స్పర్శతో రుద్ర తేజస్సుని అర్జునులో ప్రవేశపెట్టిన పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే హనుమద్ రూపంలో భీమసేనుల్లో కూడా తన యొక్క శివశక్తిని ప్రవేశింపజేశాడు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినది. దానితో అతిబలుడుగా ప్రకాశిస్తున్నటువంటి వాడు ఒక్కసారి ఆంజనేయ స్వామిని నమస్కరిస్తూ పరవశురైపోయేట, నీకేం వరం కావాలన్నట్టండి ఆంజనేయ స్వామి వారి చిత్రం ఏంటంటే మహాయోగి అయిన హనుమకు కూడా కళ్ళు చెమ్మగిల్లేట. ఇక్కడ భక్త వాత్సల్యం అలాంటిది. భగవంతుడు నిజానికి నిర్వికారుడైనా భక్తుడి యొక్క ప్రేమను చూస్తే ఆయనకు వాత్సల్యం కలుగుతుందండి. అందుకు వాత్సల్యంకులు అంటుంటాడు, నువ్వు ప్రసంగాల మధ్యలో మమ్మల్ని నన్ను అప్పుడప్పుడు తలంచుకుంటూ ఉండు, అంతేకాదు నేను ఇక్కడున్నా అని ఎవరికి చెప్పకు. ఇది ప్రధానమైన అంశం సుమా. పైగా నువ్వు ఇప్పుడు కుబేరుని భవనం వైపు వెళుతున్నావు, నువ్వు అన్ని విధాల జాగరూకుడవై ఉండు, నీకు నా అనుగ్రహం లభిస్తుంది, నీకు ఏవైనా వరం కావాలంటే చెప్పు, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నువ్వు ఊ అంటే నేను హస్తినకు వెళ్ళి ధార్తరాష్ట్రులందరినీ ఇప్పుడే సంహరించి దుర్యోధనుని బంధించి కావాలంటే నీ దగ్గర పెడతాను, చేయమంటావా అని అడిగట్టండి. ఇక్కడ ఇది ఒక పరీక్ష. వెంటనే స్వామి మా ధర్మము మా చేత నిర్వహింపజేసే శక్తిని మాకు ప్రసాదించు అన్నట్ట అద్భుతంగా చెప్పాడు ఇక్కడ అని చెప్తూ, అసలు నిన్ను వేరే వరం అడగక్కర్లేదయ్యా, నువ్వు నాకు దర్శనమివ్వడమే నాకు లభించిన వరం, అన్నీ లభించినట్లే. దానితో సనాధాహ పాండవా సర్వే త్వయా నాథేన వీర్యవాన్ తవైవ తేజసా సర్వాన్ విజేష్యామో వయం పరాన్. ఇవాళ పాండవులందరూ సనాథులయ్యారు అంటే ఒక దిక్కు అండా లభించింది పాండవులందరికీ నీ వల్ల, నీ యొక్క అండదండల వల్ల మేము శత్రువులందరినీ తప్పకుండా జయం సాధిస్తాము అని తెలుస్తున్నది అని చెప్తే, అప్పుడు నీపై స్నేహంతో నీకు కొన్ని కొన్ని మాటలు నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. నువ్వు కానీ సింహనాదం చేస్తే యుద్ధంలో అది నాకెక్కడున్నా వినిపిస్తుంది, నీ నాదంతో పాటు నా నాదం కూడా కలుస్తుంది అని ఇచ్చేట ఒక వరం. అందుకే భీమసేని గర్జనలో హనుమద్ గర్జన కూడా ఉంటుంది. అంతేకాదు అర్జున్ని రథంపై ధ్వజరూపంలో నేను భయంకర సింహనాదాలు చేస్తాను. అసలు కాండవన దహన సమయంలో వచ్చినటువంటి రథంకే కపిధ్వజ ఉందని చెప్పాం. హనుమంతుడు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నట్టు ఇప్పటి నుంచి కపిధ్వజంలో ఉన్నట్ట అంతకుముందు ఉన్నట్ట ఇది పెద్ద ప్రశ్న. కపిధ్వజం అనేది ఆయనకు ఉన్నది, ఆ కపిధ్వజం హనుమత్ స్వరూపమే. కానీ ఇప్పుడు హనుమంతుడు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, అక్కడ నేను సర్వశక్తులతో ఉంటూ మీ విజయానికి హేతు అవుతాను, అక్కడి నుంచి నేను నాదాలు చేస్తూ ఉంటాను అని. ఇది మనకి ఆ యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో కపిధ్వజం యొక్క శోభ ఇంకా గొప్పగా వర్ణించబడుతూ ఉంటుంది. అది కేవలం చిహ్నంతో ఉన్న ధ్వజం మాత్రమే కాదు, హనుమంతుడితో ఉన్న ఒక శక్తి కేంద్రం అది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ కపిధ్వజం రెపరెపలాడుతో చూసి నమస్కారం చేసుకోండి ఇక్కడ పైన. అది మొత్తం భారతదేశానికి శ్రీరామరక్ష, అది మన సనాతన ధర్మానికి శ్రీరామరక్ష. ఎందరు ఎన్ని వెర్రి వికారాలు వేసినప్పటికీ కూడా అటు రామాయణ కాలంలో అటు భారత కాలంలో కూడా హనుమంతుడు ధర్మరక్షకుడుగా మనల్ని అనుగ్రహించుగాక అని నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ విధంగా అనుగ్రహాన్ని పొందిన అతడు ఆ దివ్యమైనటువంటి కుబేర సరస్సు వద్దకు వెళ్ళాడు. అక్కడ సౌగంధిక కుసుమలను దివ్య కుసుమములు వాటిని తాను తీసుకోవడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి యక్షులు మొదలైన వారు అడ్డుకున్నారు. వాళ్ళందరినీ అవలీలగా కొట్టి తాను వెళ్ళ కుసుమాలు తీసుకుంటున్నట్ట. యక్షులందరూ పరిగెత్తుకు వెళ్ళి కుబేరునితో చెప్పారు, భీమసేనుడా స్వేచ్ఛగా ఆయనకు కావలసినవి తీసుకువెళ్ళని అన్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే కుబేరుడా మాట చెప్పాడో, ఎందుకంటే ఇతడు ఒక దేవస్వరూపుడు, అతను దేవకార్యం కోసం అవతరించిన వాడు అని కుబేరుడు ఆ విధంగా విడిచిపెట్టాడు. అక్కడి నుంచి క్రమంగా వీరందరూ కలిసి ప్రయాణం చేస్తూ నరనారాయణుల ఆశ్రమాన్ని దర్శించారు అని చూపిస్తున్నారు. సరిగ్గా బదరీ క్షేత్రంలోనే నరనారాయణుల ఆశ్రమం ఉన్నది. ఆ నరనారాయణ ఆశ్రమం చూసుకుని వస్తూ ఉండగా జటాసురుడు అని ఒక రాక్షసుడు, ఆ జటాసురుడిని వధించాడు భీమసేనుడు. ఆ తర్వాత క్రమంగా ఆష్టిశేణుని ఆశ్రమాన్ని దర్శించారు. ఇది గంధమాదన పర్వతానికి వెళుతున్న త్రోవలో జరిగిన వైనావలండి. ఇక్కడ గంధమాదన పర్వత సమీపంలోనే ఆష్టిశేణుడు అనే మహాత్ముని యొక్క ఆశ్రమం. ఆశ్రమంలో కొద్ది కాలం పాండవులు అక్కడ నివసించారు. అలాగే వారితో పాటు రోమస మహర్షి, ధౌమ్యుడు మొదలైన వారు కూడా ఉన్నారు. అక్కడ ఉంటూ ఉన్న సమయంలో ఈ గంధమాదన పర్వతం వద్ద ఒక అద్భుతమైన అంశం జరిగిందయ్యా. అంటే 5 ఏళ్ళ వియోగం తర్వాత అప్పుడు స్వర్గలోకం నుంచి దిగివచ్చాడు సాక్షాత్తు అర్జునుడు. ఆ వచ్చినవాడు మహాతేజోమూర్తిగా అక్కడ మాతల రథం తీసి దింపితే దిగట్ట. దిగి తన అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. అటువంటి అర్జున్ను చూడగానే యుధిష్ఠునికి పరమానందం కలిగినది. ఆ ఆనంద పరవశుడై అక్కడ వారు సమావేశమయ్యారు. ఈ సమయంలో అనేకములైన అంశములు ఇక్కడ వివరిస్తాడు సాక్షాత్తుగా అర్జునుడు. తాను స్వర్గలోకానికి వెళ్ళడం దగ్గర నుంచి జరిగినటువంటి విశేషాన్నంతటి బోధిస్తాడు. ఈ లోపల వీళ్ళు కుబేరుని యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని అతని అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే భీముడు ఆ కుబేర వన సమీపంలో ఉన్నటువంటి మణిమంతుడు అనే ఒక రాక్షసుని సంహరిస్తాడు. అతడు కుబేరుని యొక్క మిత్రుడు. అయితే తమతో ఉంటూనే చెప్పకుండా వెళ్ళిపోయిన భీమసేనుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చినటువంటి ధర్మరాజాదులకి అక్కడ మణిమంతుని సంహరించినప్పుడు భీముడు కనబడగానే, నేను వీలాడు గొడవలు పెట్టుకుంటే మహాప్రమాదం అయ్యా అంటాడు. ఆ కుబేరుడికి తెలిస్తే ఏం జరుగుతుందో అని కుబేరుడు అక్కడికి వస్తాడు. చాలా సంతోషం, ఇతడు నా మిత్రుడే కానీ ఇతడు ఈ విధంగా సంహరింపబడతాడు ఒక నిర్ణయం ఉన్నది, ఆ నిర్ణయం ప్రకారం జరిగింది అని కుబేరుడు వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఇక్కడ అర్జునుడు అక్కడికి చేరుకున్న తర్వాత తాను ఏ విధంగా ఆ దివ్యమైన స్వర్గధామానికి చేరుకున్నాడు, పరమేశ్వరుడు అనుగ్రహం తనకు ఎలా లభించింది, తద్వారా పాశుపతాస్త్రంతో పాటు దేవతలు ఇచ్చిన దివ్యాస్త్రములు అవన్నీ గ్రహించి తాను ఇంద్రుని కోరిక మీద నివాత కవచులు అనబడేటువంటి అసురుణ్ణి ఏ విధంగా సంహరించాడో వివరించి చూపిస్తాడు. ఇదంతా అద్భుతమైన అంశం. ఇవి జరిగిన తర్వాత ఆ నివాత కవచులైన అసురుణ్ణి కూడా ఇంద్రునికి సహాయకుడుగా ఉండి అర్జునుడిని సంహరించాడంటే అర్జునుడి యొక్క అతిమానుషమైన దైవ బలాన్ని ఒక్కసారి స్మరించాలి. దీన్ని బట్టి అర్జునుడు ఎటువంటి వీరుడో మనకు అర్థమవుతున్నది. ఈ కర్ణాదుల ప్రలాపనలు ఎన్నున్నప్పటికీ కూడా అర్జునుడి ముందు వీళ్ళెవరు నిలవలేరండి. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశమే. కర్ణుడు గొప్పవాడే కాదని కానీ అర్జునుడి యొక్క దివ్యత్వం వేరు. ఈ సన్నివేశంలోనే మనకు అది స్పష్టమవుతున్నది. ఇది అయిన తర్వాత కుతూహలం కొద్దీ అక్కడ ఉన్నటువంటి సోదరులు, నువ్వు సంపాదించినటువంటి దివ్యాస్త్రములు ఎలా ఉన్నాయో కాస్త చూపిస్తావా అని అడిగట. అస్త్రములు ఎలా పనిచేస్తాయో చూపించమని. అది సహజమేనండి, ఎవరికైనా కుతూహలం అలాంటివి ఉంటే ఉంటాయి. దాంతో ఆయన కూడా ఉత్సాహపడి ఒక్కొక్క మంత్రాన్ని అనుసంధానం చేయడం మొదలుపెట్టాడు. అస్త్రములనగా మంత్రశక్తులేగా. ఆ అస్త్రములు ఆయన తన నుంచి ప్రయోగించబోతూ ఉండగా నదులు సముద్రాలు కల్లోలం చెంది కొండలు బద్దలవుతూ ఉన్నాయి. అంతేకాదు భూమి లోపలి ప్రాణులు కూడా భయపడి బయటకు వచ్చి అర్జునుడిని వారిస్తూ రక్షించమని అడుగుతున్నాయట. అంత మహాశక్తి మంతమైన అస్త్రములు ఇవి. ఆ సమయంలో ఇంద్రుని యొక్క ప్రేరణ మేరకు నారదులు వారు అక్కడికి వచ్చి, తప్పు సుమా అర్జున, నువ్వు చేస్తున్న పని దివ్యాస్త్రముల్ని అలా వినోద ప్రదర్శనగా చెయ్యరాదు, ఇది తెలుసుకోవాల్సింది. అనే మహామహాశక్తుల్ని ఊరికిన వినోదాల కోసం ప్రదర్శించరండి, అది కూడదు. ఇవి కూడా నువ్వు ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారిపై ప్రయోగించరాదు సుమా. తగిన కారణం లేకుండా తగని చోట ప్రయోగిస్తే ఇది చాలా దోషం వస్తుంది. అందుకే మంత్ర మర్యాదలు ఉంటాయండి, వేటిని దేనికి వాడాలని. మహాత్ములైన వారు కూడా ఎంతో విషమించిన పరిస్థితుల్లోనే తమ దగ్గరున్న దివ్య మంత్రశక్తి కానీ అస్త్రశక్తి కానీ ప్రయోగిస్తారు. అందుకు ఇది కూడదు సుమా అని ఎప్పుడైతే నారదుడు వారు చెప్పారో వెంటనే అర్జునుడు తన తొందరపాటుగా మన్నించమని వేడుకొని ఆ అస్త్రములని తిరిగి తాను ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉంటున్నటువంటి సమయంలోనే జరిగిన అద్భుతాలు చాలా చాలా, ఈ గంధమాదన పర్వతము మొదలైన ప్రాంతాల్లో వీరు సేవించుకుంటూ క్రమంగా బదరికాశ్రమంలో కొంతకాలం ఉంటూ అటు నుంచి మళ్ళీ ద్వైతవనానికి చేరుకున్నారు. ఈ ద్వైతవనం చేరుకున్నప్పుడు భీమసేనుడు మహోత్సాహంగా అటు ఇటు సంచరిస్తున్నాడు, ఎవరి దారిని వాళ్ళు వెళుతున్నట్లుగా. అలా భీమసేనుడు సంచరిస్తున్న దశలో ఒకనొక అరణ్యపు లోపలి భాగాలకు వెళ్ళాడు, హిమోత్పర్వత ప్రాంతాల్లో. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక భయంకరమైన అజగరము కొండ చిలువ భీముని చుట్టివేసిందిట. అంత 10,000 ఏనుగుల బలము కలిగిన వాడు కూడా ఆ సర్పము చేత చుట్టబడి ఆశ్చర్యపోతున్నాడు. పైగా అదే పడగని గట్టిగా కరిచి పట్టుకుంది అతన్ని మొత్తం చుట్టవేసి. దానితో నిశ్చేష్టుడైనటువంటి వాడు కొంతసేపటికి తెప్పరిల్లి, నువ్వు సామాన్యమైన సర్పానివి కావు, అయ్యుంటే నా యొక్క విధులింపుకే నువ్వు ఎగిరిపోతావు, ఇప్పుడు నేను విధులించడానికి కూడా వీల్లేనంత మహాపరాక్రమంతో పట్టావు గనక నువ్వు ఎవరివి అంటే నీ పూర్వీకుల్లో ఒకణ్ణి అని చెప్పేట సర్పం. ఎవరయ్యా అంటే నహుష చక్రవర్తి అంటారు అని చెప్పాడు. నహుష చక్రవర్తి గురించి మనం చంద్రవంశ వర్ణన చేసేటప్పుడు భారతం ఎలాగో ప్రారంభించామో అందరికి గుర్తు ఉంటుంది, సంపూర్ణంగా చంద్రవంశరాజులు ఆ పరంపర అంతా మనం చెప్పుకున్నాం. అలా ఇక్కడ మనం గమనించినట్లయితే నీ పూర్వీకులకు ముందువాణ్ణి పురూరువుడి యొక్క పుత్రుడైనటువంటి అంటే పూరు మహారాజు యొక్క పుత్రుడైన ఆయువు యొక్క పుత్రుడైన నహుషుణ్ణి అన్నాడు ఇక్కడ. అలాంటి నేను శాపవశాత్తు ఈ విధంగా ఉన్నాను అని చెప్తూ ఉండగా ధర్మరాజు భీమసేనుడు ఏమయ్యాడో వెతుక్కుంటూ అక్కడికి వచ్చేట. వచ్చేటప్పటికల్లా సర్పము చేయి చుట్టబడినటువంటి భీమసేనుడు కనబడ్డాడు. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. వెంటనే నమస్కరించి, ఎవరివయ్యా నువ్వు అని ధర్మరాజు కూడా అడిగితే అప్పుడు తాను నీ పూర్వీకుడైన నహుషుడనే చక్రవర్తి అని తను తాను పరిచయం చేసుకుని, అగస్త్య మహాముని యొక్క శాపము చేత నేను ఈ విధంగా సర్పముగా మారాను, ఆయన యొక్క అనుగ్రహం చేత నా పూర్వస్మృతి నాకున్నది అన్నాడు. రెండు చెప్పాడు ఇక్కడ. ఆగ్రహం చేత సర్పాన్నయ్యాను, అనుగ్రహం చేత జ్ఞాపకం ఉంది, అది ఉంటేనే కదా తరించడానికి ప్రయత్నం అంటూ ఉంటుంది, ఈ రెండూ నాకున్నాయి అని చెప్తూ, నువ్వు నాకు కొన్ని సమాధానాలు చెప్పినట్లయితే ఈ భూమిని విడిచిపెడతాను అన్నాడు ఇక్కడ. వెంటనే ఇక్కడ చాలా విశేషమైన అంశం అండి నహుష ప్రశ్న అని వనపర్వంలో చాలా రమ్యమైనటువంటి ఒకనొక సన్నివేశం. మనం ప్రధానంగా ఆఖ్యానాన్ని తీసుకువెళుతున్నాం కానీ ఉపాఖ్యానాలన్నీ చెప్పుకుంటే ఆ మహాభారతం 2 ఏళ్ల కథ, అంత ఓపికలు తీరుకులు లేని కాలంలో మనం ఉన్నాం. అలాగనే వాటి సారాంశాన్ని విస్మరించకుండా వెళ్ళడానికి ప్రయత్నమే. అందుకే ఆఖ్యానాన్ని ప్రధానంగా తీసుకుంటున్నాం, కానీ నహుష ప్రశ్న ఉపాఖ్యానం అనడానికి లేదు, అదొక ప్రధానమైన సన్నివేశం. కానీ ఇది పరిమాణంలో మనం చూస్తే చాలా చిన్నది, భావంలో చూస్తే చాలా గొప్పది. ఎందుకంటే భారతం అనేక చోట్ల బ్రహ్మ విద్యా ప్రతిపాదన చేస్తుందండి, చాలా ముఖ్యమైన అంశం ఇది. చాలామంది భారతం కథగానే చూస్తుంటారు, కొందరు అంటూ ఉంటారు రామాయణ భారతాలు కాదండి మేము ఏక గొప్ప ఉపనిషత్తులు చదువుతున్నామని. వాళ్ళకి ముందు చెప్పాలి, సర్వోపనిషత్సారమైన భగవద్గీత కూడా ఆ భారతంలోదేనండి అని చెప్పాలి. ఇక్కడ సరిగ్గా భారతం చదవకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఉపనిషత్ సారమే మనకి ఇతిహాసాలు అందిస్తున్నాయి, అది చెప్పడానికి వచ్చింది. అందుకే మహాభారతం ఉపనిషత్తు, అది ప్రతిపాదించడానికి దానికంటూ వేరే ఉపన్యాసం చెప్పుకోవాలి. బ్రహ్మభారతంలో బ్రహ్మ విద్య, ఒక భగవద్గీతను పక్కన పెట్టి కూడా బ్రహ్మ విద్యను ఎన్ని చోట్ల చెప్పవచ్చండి అక్కడ. అలాంటి దానిలో ఇదొక సన్నివేశం ఒకటి. ప్రత్యేకంగా ముద్గల మహర్షి గాథ ఒకటి వస్తుంది, అది ఉంది దీంట్లో, అంతే చెప్పగలం. అక్కడ కూడా అద్భుతమైన బ్రహ్మ విద్యా ప్రతిపాదన జరుగుతుంది, అనేకమైన అంశములు. అందుకే సర్వశాస్త్రములకు ఇది గని అని ముందే చెప్పాడుగా మహానుభావుడు వ్యాసుడు. మనం సరిగ్గా చదవలేదు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు అని ముందే ప్రకటించారు. అది ఇక్కడ రెండు లభిస్తుంటాయి. ఇక్కడ అద్భుతమైన కొన్ని అంశములు చెప్తున్నాడు. సనాతన ధర్మం యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే నీ తమ్ముడిని విడిచిపెడతాను అంటే, ఈ మహానుభావుడు ఏమంటున్నాడంటే, నీ ఇష్టం వచ్చినట్లు అడుగు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తూ నిన్ను ప్రీతి కలిగించే శక్తి నాకు ఉంటే తప్పకుండా నా సమాధానాలు వస్తాయి నా నుంచి. అంతేకాదు, నీకు నిజంగా బ్రాహ్మణుడు దేన్ని తెలుసుకోవాలో దాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు తప్పకుండా బదులిస్తానన్నట్టు. ఈ మాట చాలా విశేషమండి. ఇక్కడ దీని మూలంలో వేద్యంచ బ్రాహ్మణేనేహ తద్భవాన్ వేత్తి కేవలం సర్పరాజా తత శ్రుత్వా ప్రతివక్ష్యామి తేవచ. ఇక్కడ వాడిన బ్రాహ్మణ శబ్దానికి అర్థం వేరు. ఇక్కడ రెండే చెప్పాడు. ఇక్కడ తెలుసుకోవలసినదేమిటో దానిని తెలుసుకోగలిగినవాడు బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణుడు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో దాన్ని నువ్వు తెలిసినట్లయితే దానికి నేను సమాధానం చెప్తానన్నాడు యుధిష్ఠిరుడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే బ్రాహ్మణుడు తెలుసుకోవలసిందేమిటి, అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి, ఈ రెండు తెలియాలి. అసలు యుధిష్ఠిరుడు దీన్ని బట్టి ఎంత పరిణత ప్రజ్ఞ గలవాడో ఆలోచించాలండి. యుధిష్ఠిరుడు కేవలం మనకి ఒక ధార్మికుడనో లేకపోతే ఒక రాజునో అనుకుంటున్నాం, కానీ యుధిష్ఠిరుడు ఎంత జ్ఞానియో చెప్పడానికి అరణ్య పర్వం మనకు పనికొస్తున్నది ఇక్కడ. పైగా స్వతసిద్ధంగా ఆయనకు ఉన్నటువంటి శక్తి ఒకటి, రెండు ఆబాల్యము తాను పాటించినటువంటి ధర్మం ఒకటి, మూడు ఈ వనపర్వంలో ఆయన పొందినటువంటి సాధన ఒకటి, ఇన్నిటి వల్ల ఆయన ఎంత పరిణితుడయ్యాడు అనే సన్నివేశాలు మనకు కనబడుతుంటాయి. అది వనపర్వంలో రెండు ప్రశ్నలు అద్భుతంగా ఉంటాయి. ఒకటి నహుష ప్రశ్న, చివరికి యక్ష ప్రశ్నలు. ఈ రెండు చాలా రమ్యమైన ఘట్టాలు. కేవలం ఈ సన్నివేశాలుగా చూడడం కాదు, దీని ద్వారా మనకి మహర్షి అందిస్తున్న జ్ఞానాన్ని పరిశీలించాలి. ఈ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. యుధిష్ఠిరుడు నిజానికి ఒక ప్రశ్న వేసేటట్టుగా మాట్లాడాడు. బ్రాహ్మణుడు ఏది తెలుసుకోవాలో అది నీకు తెలిసినట్లయితే, ఆ మాట నీ ద్వారా నేను విన్నట్లయితే నీకు సమాధానం చెప్తానన్నాడు ఇక్కడ. అంటే ప్రశ్న వేయడానికి సమాధానం చెప్పడానికి కూడా ఒకనొక అర్హత ఉండాలి. అప్పుడు సర్పం అంటోంది, బ్రాహ్మణక్కో భవేద్రాజన్ వేద్యం కించ యుధిష్ఠిర బ్రవీహ్యతిమతిం త్వాం హి వాక్షైరను మిమీమహే. నువ్వు చెప్పిన మాటలోంచే ప్రశ్న తీస్తున్నాను, బ్రాహ్మణుడంటే ఎవరు, అదేవిధంగా వేద్యము అంటే తెలియవలసినది, తెలుసుకోవలసిందేమిటి. ఈ రెండు చాలా ముఖ్యమైన అంశం అండి. తెలుసుకోవలసినది ఇది బాగా ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. వేద్యం, వేద్యం అంటే తెలుసుకోవలసింది ఎవరి చేత, అసలు పుట్టిన ప్రతి జీవుడు తెలుసుకోవలసింది ఒకటి ఉంది, కానీ కేవలం జీవుడైనంత మాత్రం తెలుసుకోలేడు. వాడు బ్రాహ్మణుడైతే దాన్ని తెలుసుకోగలడు. అంటే అది తెలుసుకోవాలంటే ఏమవ్వాలి, బ్రాహ్మణుడు అవ్వాలి. అందుకు బ్రాహ్మణుడెవడు, వేద్యం ఏమిటి, ఈ రెండు నువ్వు చెప్పు వింటాను, కనుక నీ మాటలతో అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను, దాన్ని బట్టి నువ్వు ఎంత బుద్ధిమంతుడవో నేను ఊహిస్తానన్నాడు. చూసారా, నీ ప్రశ్న బట్టి నువ్వు ఎంత గొప్పవాడో చెప్తానన్నాడు ఆయన, నీ జవాబు బట్టి నువ్వు ఎంత బుద్ధిమంతుడవో నేను ఊహిస్తానని అడిగిన. అప్పుడు సమాధానం చెప్తున్నాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. సత్యం దానం క్షమాశీలం అనుశంశం తపోఘృణ దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృత. సత్యము, దానము, సహనము, శీలము, క్రూరత్వము లేకపోవుట, తపస్సు, దయ ఎన్ని వచ్చేవి. ఇలాంటి మంచి గుణాలు విన్నప్పుడు మనం చాలా ఆవలిస్తూ వింటాం, పట్టించుకోమండి అసలు. కానీ తెలుసుకోవలసింది తెలుసుకునే వరకు పుడుతూనే ఉంటాం మనం. ఆ తెలుసుకోవాలంటే ఉండవలసిన లక్షణాలు ఇవి: సత్యము, దానము, క్షమ, అన్నీ తెలిసే పదాలే, క్షమ అనగా సహనం, శీలము, శీలం అంటే సత్ప్రవర్తన, స్వభావశుద్ధి, అనుశంశ్యం, క్రూరత్వము లేకపోవుట, హింసాబుద్ధి లేకపోవుట, ఇవి తపస్సు. తపస్సు అనగా నియమపాలన. ఇక ఘృణ, దయ, ఇవి ఎవరికైతే ఉంటాయో వారిని బ్రాహ్మణు అంటారు. ఇలాంటి బ్రాహ్మణుడు తెలుసుకోవలసింది ఏమిటంటే వేద్యం, సర్ప, పరం బ్రహ్మ. అతడు తెలుసుకోవలసింది పరబ్రహ్మతత్వాన్ని. ఇదే ఇక్కడ అంటే పరబ్రహ్మతత్వము పొందుటకై దానికి తగిన శాస్త్ర సాధనలు చేసేవాడు బ్రాహ్మణుడు. పొందవలసిన పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ ఎలా ఉంటుందో తెలుసా? నిర్దుఃఖమసుఖంచయత్. ఆ పరబ్రహ్మము సుఖము కాదు, దుఃఖము కాదు. సుఖము దుఃఖము రెండూ లేనిది. ఎత్ర గత్వా న శోచంతి భవత కిం వివక్షితం. దేనిని చేరితే మరి శోకమోహాదులుండవో అది పరబ్రహ్మము, అది సుఖదుఖాలకు అతీతమైనది అని విషయాన్ని చెప్పాడు. ఒక్క మాటలో ఎంత అందంగా చెప్పాడు. బ్రాహ్మణుడు అంటే ఏమిటి, పొందవలసినటువంటి పరబ్రహ్మతత్వం అంటే ఏమిటో వివరించాడు. ఇక్కడ వెంటనే ప్రశ్న వేశాడు సర్పరాజు. సరే నీ ప్రశ్న నుంచి మరొక ప్రశ్న తీస్తున్నాను. ఇక్కడ ప్రశ్న అంటే క్వశ్చన్ అని మాత్రమే కాదండి, చర్చ అని కూడా అర్థం తీసుకోవాలి. ఇక్కడ మనం రుద్ర ప్రశ్న అంటే రుద్రుడికి సంబంధించిన క్వశ్చన్స్ అని కాదు కదా, కానీ వేదం ప్రకారం ప్రశ్న అంటే ఒక చర్చ. అందుకే నహుష ప్రశ్న అంటే ఇది ఒక రమ్యమైన చర్చ జరుగుతోంది, శాస్త్ర చర్చ. ఈ శాస్త్ర చర్చ వల్ల ధర్మము వేదాంతము ప్రస్తావన చేయబడుతూ శాప పాపం పోతుందండి, అది దీని యొక్క ప్రత్యేకత. అంటే ఈ చర్చ మిరణం చేతనే నహుషుని శాపం పోతుందంటే ఈ చర్చ జరుగుతున్న చోట ఉన్నవారందరికీ కూడా ఈ చర్చ యొక్క మహిమ చేత కొన్ని కల్మషాలు పోతాయని దీని ద్వారా మనం గ్రహించవలసిన ఒక అంశమే. ఈ చర్చ యొక్క సారాంశాన్ని మనం చెప్పుకుందాం ఇక్కడ, ప్రధానమైన అంశములు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కటి పట్టుకుని వివరణ చెప్తే ఇది ఒక పెద్ద ఉపన్యాసం అవుతుంది కనుక అవసరమైనది తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పిన గుణములు ఉన్నాయే, అవి ఏ వర్ణం వారిలోనైనా ఉండవచ్చు కదా అన్నాడు ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఈ శూద్రుల్లో కూడా ఈ సత్యము మొదలైనటువంటి గుణములు ఉంటే అప్పుడు ఏమంటావు? అప్పుడు జాతి ఏమవుతున్నది? జాతి రీత్యా బ్రాహ్మణుడు అనేది వ్యర్థమవుతున్నదా? అంతేకాదు సృష్టిలో సుఖము దుఃఖము ఈ రెండూ లేని స్థితి ఎలా ఉంటుందయ్యా? సుఖం లేదంటే దుఃఖం ఉంది, దుఃఖం లేదంటే సుఖం ఉంది, సుఖము దుఃఖము లేని స్థితి అంటూ ఒకటి ఉంటుందా అని ఈ రెండూ నాకు స్పష్టత కావాలి అని అడిగాడు. దానికి సమాధానం చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది మూలల్ని విధేయంగా తీసుకుని నీలకంఠ దీక్షితుల వారి వ్యాఖ్యానాన్ని అనుసరిస్తూ చెప్పుకుంటున్నటువంటి వచనమే. శూద్రేతు యద్భవే లక్ష్మ ద్విజేతచ్చ న విద్యతే నవై శూద్రో భవే క్షుద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఇది తెలుసుకోవాలండి. దీన్ని బట్టి హైందవ ధర్మం ఎంత విశాలమైనటువంటి సత్యాన్ని చెప్తోందో చూడండి. ఇక్కడ ఏ ఒక్క వర్గం వారో ఏ ఒక్క వర్ణం వారో మోక్షం పొందుతారని ఎక్కడ చెప్పలేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వేద హృదయం ఇది. శూద్రేతు యద్భవే లక్ష్మ, నేను చెప్పినటువంటి ఆ లక్షణములు ఏది, సత్యం దానం క్షమాశీలం అనుశంశం తపోఘృణ అనే లక్షణములు శూద్రుల్లో ఉంటే బ్రాహ్మణుల్లో లేకపోతే ఆ శూద్రుడు శుద్రుడు కాడు, ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు. సమాధానం ఎంత అందంగా చెప్పాడు. నవై శూద్రో భవే క్షుద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఎత్రైత లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణ స్మృత ఎత్రైతన్న భవే సర్పాతం శూద్రమితి నిర్దిశేత్. ఇది గొప్పగా విశేషించాడు ఇక్కడ. కనుక గుణములు లేకపోతే, వృత్తము లేకపోతే అతడు శూద్రుడితో సమానమే అని విషయం చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా శీతోష్ణాలు లేని స్థితి గురించి చెప్పే వివరణ, అంటే సుఖము దుఃఖము లేని స్థితి ఉంటుందా అంటే సృష్టిలో అబ్బా చలివేస్తుంది అని బాధపడుతూ ఉంటాం, అబ్బా వేడిగా ఉందండి అని బాధపడుతూ ఉంటాం. కానీ కొన్ని స్థితుల్లో అబ్బా హాయిగా ఉంది అంటూ ఉంటాం. అప్పుడు ఎలా ఉంటుంది? అటు శీతము లేదు, అత్యుష్టము లేదు. ఈ శీతోష్ణము లేకుండా ఒక హాయి అయినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా సుఖము దుఃఖము లేని ఒకనొక స్థితి ఉందయ్యా. ఆ స్థితి అనూహ్యం, అది ద్వంద్వాతీతమైన స్థితి. అది ఆ స్థితే పరబ్రహ్మ యొక్క స్వరూపము. అది సుఖము కాదు, దుఃఖము కాదు. దానికి మరో పేరు పెట్టింది వేదాంతం. సుఖము కానీ దుఃఖము కానీ మరి దాన్ని ఏమంటారయ్యా అంటే సుఖము దుఃఖము రెండూ కూడా ఖమ్లు. ఖమ్ అంటే ఇంద్రియానుభవం. సుఖదుఖానికి అతీతమైనది ఏదేదో అది ఇంద్రియాతీతం. అది కేవలం ఈలాగున వివరించలేను, చాలా సానుభవైక వైద్యమే అన్నారు త్యాగయ్య. అది ఏమిటయ్యా దాని పేరు అంటే ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే. అది ఆనందము, అది బ్రహ్మానందము. ఆనందమే సత్ చిత్తు, అదే పరబ్రహ్మ స్వరూపము. కనుక పరబ్రహ్మతత్వంలో లభించేటువంటి ఆనందము సుఖదుఖాలకు అతీతం. అది ఆ స్థితి. అది పొందాలి అంటే ముందు ఈ స్థితులు రావాలయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే నువ్వు చెప్పిన ప్రకారంగా నేను అడిగిన ప్రశ్న, యదితే వృత్తతో రాజన్ బ్రాహ్మణ ప్రసమీక్షిత వృధాజాతిస్తాయుష్మాన్ కృతిర్యావన్న విద్యతే. నువ్వు చెప్పిన ప్రకారంగా వాడు బ్రాహ్మణ జాతిలో పుట్టినా ఈ వృత్తము లేనప్పుడు వాడు వ్యర్థమేనా అని అడిగింది. అడిగితే జాతిరత్ర మహాసర్ప మనుష్యత్వే మహామతే సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్షేతి మే మతి. ఇది నిజానికి ద్వాపరయుగం చివరిలో వచ్చినటువంటి గొప్ప సంభాషణ. తర్వాత కలియుగానికి కూడా పనికొచ్చే సంభాషణ ఇది. ఎందుకంటే రానురాను మానవ జాతిలో కామాది వికారములు పెరిగి సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్షేతి మే మతి, సంకరం అనేది ఏర్పడింది సర్వవర్ణముల నడుమ. ఇది అంగీకరించవలసిందే. సర్వే సర్వా స్వపత్యాన్ని జనయంతి సదానరాహ. ప్రతివాడు ప్రతివారి యందు అనేక మంది యందు నియమరహితంగా సంతానాన్ని పొందుతూ ఉన్నారు. అంతేకాదు వాంగ్మైథిరయో జన్మ మరణంచ సమన్రుణాం, అంతేకాదు మానవులందరిలో కూడా మాట, అదేవిధంగా దాంపత్యము, పుట్టుక, చావు ఇవన్నీ అందరిలో సమానంగానే కనబడుతున్నాయి. ఆ కారణం చేతనే ఇదమార్షం ప్రమాణంచ ఏ యజామహ ఇత్యపి. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఏ యజామహే అనే మంత్రాన్ని చెప్పినప్పుడు కూడా ఇక్కడ పెద్దల వ్యాఖ్యానం అనుసరించి చెప్తున్నా కనుక మాటలు యథాతథంగా తెలుగు చేస్తున్నాం. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞార్హుడైనటువంటి సంస్కారం పొందినటువంటి వాడైనా ఏ యజామహి అనేటప్పుడు మేము బ్రాహ్మణులము కామునో కామో తెలియదు కానీ యాగం చేస్తున్నామని మాత్రమే అన్నారు, యజ్ఞం చేస్తున్నామని అంటారు. అంతేకాదు తస్మాచ్ఛీలం ప్రధానిష్టం ప్రధానిష్టం విదురియే తత్వదర్శిన. అందుకే ప్రధానముగా వృత్తము శీలమే ప్రధానమైనటువంటి సుమ. అయితే ప్రాంగ్ నాభివర్ధనాత్ పుంసో జాతకర్మ విధీయతే తత్రాశ్య మాతా సావిత్రి పితాత్వాచార్య ఉచ్యతే. అందుకే నాభిచ్ఛేదం చేసేటప్పుడు ఏమి చెప్తారంటే సావిత్రి తల్లి ఆచార్యుడు తండ్రి అని చెప్తారు. ఇక్కడ అన్నారు సంస్కారములు ఇచ్చేటప్పుడు చెప్పే మాట ఏమిటి, సావిత్రి తల్లి ఆచార్యుడు తండ్రి అని చెప్తారు. ఆ కారణం చేతను మనువు తెలియజేశాడు, తావచ్చుద్ర తమో సమో హేష యావద్వేదే నజాయతే. అందుకే ఎవరి వర్ణములు ఏమిటో నిర్ధారించలేనటువంటి పరిస్థితి కనుకనే సంస్కారములు అనేవి చెప్పబడుతున్నాయి. అందుకే ఫలానా వాడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు అని చెప్పినంత మాత్రము అతను బ్రాహ్మణుడుగా అనడానికి లేదు అని మనువే చెప్పాడు అన్నాడు. ఇక్కడ బ్రాహ్మణ కులములో పుట్టినప్పటికీ కూడా జన్మనా జాయతే శుద్ర కర్మణా జాయతే ద్విజహ అని చూపించారు. అందుకే జన్మతేనే నిర్ధారించడానికి లేదు గనక అటువంటి వాడికి సంస్కారం అనేది కలిగించుతున్నారు. యావద్వేదే నజాయతే, వేదాది సంస్కారములు చెప్పవచ్చు అని తస్మిన్నేవం మతి ద్వైధే మనుస్వాయంభువో అబ్రవీత్. కృతకృత్యా పునర్వర్ణ ఎది వృత్తన్న విద్యతే శంకరస్వస్తు నాగేంద్ర బలవాన్ ప్రసమీక్షిత. వేదాది సంస్కారములు పొందుతూ అధ్యయన పరుడైనప్పటికీ కూడా ఈ పై చెప్పిన సత్యము క్షమా మొదలైన లక్షణము లేకపోతే వాడు శంకర ప్రభావం కలిగిన వాడని నిర్ణయించాలయ్యా. ఎత్రేదానీ మహాసర్ప సంస్కృతం వృత్తమిష్యతే తం బ్రాహ్మణమహం పూర్వముక్తవాన్ భుజగోత్తమ. కనుక సారాంశముగా తేలిన అంశం ఏమిటంటే వేదాధ్యయనము సంస్కారము కలిగిన విప్రుడు కూడా ఆ గుణములు కలిగినప్పుడు సంపూర్ణముగా బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు అని ప్రతిపాదన ఇక్కడ చేయడం జరిగింది. కనుకనే ఆ వృత్తం అనేది చాలా ప్రధానం. దీన్ని బట్టి వ్యవహారానికి వర్ణములు ఉన్నప్పటికీ కూడా తరించడానికి మాత్రం పొందవలసినది వృత్తపరమైనటువంటి ఈ ధర్మములు కలిగి ఉన్నవాడు మాత్రమే తరించగలడు. ఇంత స్పష్టంగా వివరించి చూపించాడు. ఆ తర్వాత కూడా అనేక ప్రశ్నలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రశ్నల్లో ప్రధానంగా దేనివల్ల సద్గతి కలుగుతుందో చెప్పు అన్నాడు. ఇక్కడ ఎవడైనా సరే సద్గతి పొందాలంటే చేయవలసింది ఏమిటి? సద్గతి అంటే ఒకటేనండి, ఉన్న స్థితి కంటే మనం పై స్థితికి వెళ్ళగలిగితే చాలు. సద్గతికి పొందవలసినవి పాత్రే దత్వా ప్రియాన్యుక్త్వా సత్యముక్త్వా చ భారత అహింసా నిరత స్వర్గం గచ్చేదితి మతిర్మమ. ఇప్పటివరకు చెప్పుకున్న సంభాషణలో చాతుర్వర్ణ్యములు లేవని చెప్పలేదండి. చాతుర్వర్ణ్యములు ఉన్నాయి. చాతుర్వర్ణ్యములు ఉన్నప్పటికీ కూడా వర్ణప్రధానం బట్టి సంస్కారం బట్టి వేద సంస్కారం పొందిన వాడైనా ఆ గుణములు లేకపోతే వాడు బ్రాహ్మణుడు అనిపించుకోడు, వాడు పరబ్రహ్మమును తెలుసుకోలేడు అని దీని యొక్క సారాంశాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అందుకే కేవలం కర్మ సంస్కారం మాత్రం సరిపోదు, సత్యదానాది గుణములు కలిగిన వాడే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలడు. అందుకే ఏ వర్ణం వారైనప్పటికీ కూడా వారి ధర్మాన్ని వారు పాటిస్తూ, అంతేగాని వర్ణ సాంకర్యం చేయరాదు మళ్ళీ, వారి ధర్మాన్ని వారు పాటిస్తూ సత్యదానాది గుణములు కలిగినట్లయితే వారు తప్పకుండా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలరని దీని యొక్క సారాంశం. దీన్ని బట్టి జీవిత పరమార్థం ఒకటి చెప్పాడు. పరమార్థం పొందడానికి ఉండవలసిన లక్షణాలు కూడా వివరించి చూపిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా సద్గతి పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఈ నహర్షి ప్రశ్నలు మనం అనుకునే క్విజ్జులు లాంటివా కాదే, మన విచారణ చేసి తరింపజేయడానికి పనికొచ్చే అంశములన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ పాత్రే దత్వా, పాత్రుడైన వాడికి దానం చేసి ఎవరితో మాట్లాడినప్పటికీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియాన్యుక్త్వా, ప్రియమైనవి పలకాలి. అంతేకాదు సత్యముక్త్వా, అదొకటి చాలా ప్రధానం. ఇక్కడ సత్యం పలకాలి, దానితోపాటు అహింసా నిరత, ఏ ఒక్కరిని హింసించకుండా జీవించాలి. ఇందులో మూడే చెప్పాడు ఇక్కడ, దానము, మంచి పలుకు, మూడవది అహింస. ఈ పలుకు అనేదాన్ని రెండు భాగాలు చేశాడు, ప్రియం సత్యం అనే విషయం చాలా చక్కగా చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్పినట్లుగా మనుష్యుడైన వాడు దానముల ద్వారా భౌతిక ద్రవ్యాలన్నింటినీ శుద్ధి చేసుకుంటాడు, అదేవిధంగా పాపం నుంచి బయటపడతాడు. ఇది చాలా ప్రధానం. అందుకే దాన ధర్మములు చాలా విశేషం. దాన ధర్మాల గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి విశేషంగా భారతంలో. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ 18 రోజులు చాలదు, వాడుకో మరో 18 రోజులు కావాలి. అవుతుంది అక్కడ విషయం. పైగా ప్రియంగా మాట్లాడు, సత్యంగా మాట్లాడు, అవతల వాళ్ళు నొచ్చుకునేటట్టు మాట్లాడరు. అది చాలా ముఖ్యం. అందుకే ఈ గుణములు అలవరుచుకోవాలండి. ఇవి అలవరుచుకోకుండా ఎన్ని మంత్రాలు వల్లవేసినా ఎన్ని కర్మలు ఆచరించినా ఈ గుణములు లేనప్పుడు తరించడు అని చెప్పడం ఇక్కడ ప్రధానమైనటువంటిది. కనుక సృష్టిలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ గుణములు అలవరుచుకోవాలి. సంస్కారములు ఎన్ని చెప్పినప్పటికీ అవి వ్యవహారం మాత్రమే, కానీ ఈ గుణముల ద్వారా తరించుతారని చెప్తూ అహింసానిరత, అహింస అనేది చాలా పరమధర్మంగా అనేక చోట్ల భారతం ప్రస్తావన చేస్తూ ఉందండి. ఇక్కడ అహింస చాలా ప్రధానమైనటువంటిది అని చెప్తుంది. ఇక్కడ ఈ అహింస యొక్క అనేక కోణాలు, దాని అప్లికబిలిటీ, దాన్ని ఎలా వినియోగించడం, దానికి ఉన్నటువంటి మినహాయింపులు, ఇవన్నీ కూడా శాంతి పర్వంలో మహానుభావుడు భీష్ముడు చాలా చెప్తాడు. అనేక చోట్ల వస్తుంది. పైగా మనస వాచ కర్మణ ఏ ఒక్కరిని బాధించకపోవడమే అహింస అంటే. ఈ మూడు పాటించినటువంటి వాడే స్వర్గం గచ్చేది తీర్మమా, వాడు స్వర్గతుల్ని పొందుతాడు సుమా. అప్పుడు చర్చలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సర్పం అడుగుతుంటూ యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు, కొన్ని సమాధానాలు ఇప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. నిజానికి ఇంతవరకు బ్రాహ్మణుడు అంటే ఏమిటి, వేద్యం అంటే ఏమిటి వివరించింది యుధిష్ఠిరుడు. అదేవిధంగా ఇప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతుంటే సర్పం చెప్తూ ఉంటుంది. కనుక ఇందులో ఒకరు ప్రశ్న ఒకరు జవాబు కాదు. ఈయన ప్రశ్నిస్తుంటే ఆయన జవాబు చెప్పడం, ఆయన ప్రశ్నిస్తుంటే ఈయన జవాబు చెప్పడం. దీన్ని బట్టి ఎవరు తెలివైన వారో తేల్చుకోవడం ఇందులో విషయం కాదు. జ్ఞానానికి సంబంధించిన ఒకనొక చర్చ. చర్చలో ఒకరు ప్రశ్న వేస్తారు, ఒక సమాధానం చెప్తారు, వారే ప్రశ్న వేస్తే మళ్ళీ వీరు సమాధానం చెప్తారు. ఇది జరుగుతున్నది ఇక్కడ అంశ. దీని ప్రకారంగా మానవుల గతులు ఎలా ఉంటాయి, స్వర్గాన్ని ఎలా పొందుతాడు, శరీరాభిమానం లేని వ్యక్తి ఎలా ఉంటాడు, ఇవి విషయములండి. నిజానికి మనం ఎంచుకున్న ఈ మూడు అంశములు ఈరోజు మనం టేక్ హోమ్ మెసేజ్ కింద తీసుకువెళ్ళి చర్చ చేసుకున్నప్పటికి కూడా జీవితానికి కనబడే అంశములు చాలా గోచరిస్తాయి. దీన్ని బట్టి కథలు మాత్రమే కాదయ్యా, భారతం ఇన్ని అంశములు ఉన్నాయో చూడండి. ఇవి పరిశీలించకుండా ధర్మరాజు తప్ప, కర్ణుడి తప్ప, ఇంకా అక్కడే ఆగిపోతూ తిరుగుతున్నటువంటి అల్పబుద్ధుల్ని ఏం చెప్తాయి ఇక్కడ. వాళ్ళ వ్యక్తిత్వాలు చెప్పడానికే ఇవన్నీ మనకు పనికొస్తూ ఉంటాయి ఇక్కడ. పైగా ఇక్కడ గతులు చెప్తూ ఉన్నది. ఇప్పుడు సర్పము చెప్తుందండి యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నకి, నహుషుడు చెప్తున్నాడు. ప్రతివాడికి వాడు ఆచరించిన కర్మలకి మూడు రకాల గతులు ఉంటాయి. అది కర్మ బట్టి ఉంటుంది సుమా. మనిషిగా పుట్టడం ఒకటి, స్వర్గంలో ఉండడం ఒకటి, పశుపక్షాది జన్మలు పొందడం ఒకటి. మూడే గతులు, ఇంకోటి లేదన్నాడు ఇక్కడ. మరి నరకాదులు అంటే పశుపక్షాదుల జన్మలు కూడా నరకం వంటివే, అది వేరే విషయం, అజ్ఞానంతో మగ్గిపోతున్నవి. అది మూడు రకాల జన్మలు ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అయితే ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు మనుష్యులుగా ఉండిపోతారు అని చెప్తూ, మనుష్యుల జన్మలో పాప పుణ్య ఉభయ మిశ్రమమైనటువంటి వాళ్ళు మానవులుగా పొందుతూ, ఈ మానవ జన్మ అనేది ఒక సాధనకి ఇచ్చిన జన్మ అండి. అందుకే మానవ జన్మ సాధన కోసం, ఏది పొందినా ఇక్కడే పొందాలి. ఇందులో తర్వాత స్వర్గానికి వెళ్ళి జపం చేస్తామంటే లాభం లేదు, ఇక్కడే ఏం చేసినా ఇక్కడే అన్నాడు ఇక్కడ. ఈ మనుష్యుడు పైకి వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళడానికి చేయవలసినటువంటి మంచి పనులు ఏమిటంటే, సోమరితనము ప్రమాదము లేకుండా అహింసని పాటిస్తూ దానము మొదలైన సత్కార్యాల ద్వారా మనుష్యుడు స్వర్గానికి వెళతాడు అన్నాడు ఇక్కడ. ఉత్తమమైన లోకాలు, దుఃఖస్పర్శ లేని లోకములు స్వర్గములు, అక్కడికి చేరతాడు. ఏమి, సోమరితనము ప్రమాదము అహింస, ఈ మూడు లేకుండా. సోమరితనం అంటే బద్ధకం, ప్రమాదం అంటే ఏమరపాటు, అదేవిధంగా హింస. ఈ హింస లేకుండా, సోమరితనము లేకుండా, ప్రమాదము లేకుండా వాడు అహింసతో దానం మొదలైన సత్కార్యాలు చేస్తే, మొదలైన అన్నప్పుడు దగ్గర సత్యము దానము ఇలాంటివి చేసేవాడు ఉత్తమ లోకాలకి పొందుతాడు సుమా. వాటికి వ్యతిరేకంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో పశుపక్షాదులు జన్మలు పొందుతాడు అన్నాడు ఇక్కడ. అయిపోయినది. కనుక సత్కర్మలు చేసిన వాళ్ళు సద్గతులు పొందుతారు, దుష్కర్మలు చేసిన వాళ్ళు దుర్గతులు పొందుతారు. ఆ రెండిట్లో ఏ గతికి వెళ్ళాలన్నా సాధనకు మాత్రం మనుష్య జన్మ చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, మానవ జన్మ పొందినవాడు తనకంటే పరిస్థితికి వెళ్ళడానికి ప్రయత్నించాలే తప్ప తనకంటే కింది స్థితి అయిన పశుపక్ష జన్మల కోసం ప్రయత్నించరాదు. క్యూలో కష్టపడి ముందుకొచ్చి నిలబడ్డాం, మళ్ళీ వెనక్కి వెళితే ఎలా ఉంటుందండి, మళ్ళీ ఇంత దాటుకుని రావాలి. అందుకని ముందు నుండి ఉన్నానండి, నన్ను ముందుకు పంపించానండి, అప్పుడు ఎవడు పంపించడం, వెనక్కి వెళ్లాల్సిందే. అందుకే ఈ జన్మ వచ్చాక దీన్ని వ్యర్థం చేసుకోరాదయ్యా. అయితే ఈ జన్మ వస్తూ కూడా కర్మలు చేస్తూ అటు స్వర్గానికి, ఇటు పశుపక్షాది జన్మలకి, ఇటు మానవ జన్మకి కూడా చెందకుండా ముక్తిని పొందే మహాత్ములు ఉంటారా అంటే, ఉన్నారయ్యా, ఉంటారు అని చెప్పాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు కూడా కర్మల్ని ఆచరిస్తారు, కానీ లోక వ్యవస్థని భంగపరచకుండా ఉండడం కోసమై, లోక సంగ్రహార్థం ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి మహాత్ములు వారు మాత్రమే ఈ కర్మలను అంటకుండా ముక్తి పొందుతారు అని చెప్పాడు. దీన్ని బట్టి మొత్తం మానవుడికి ఉండవలసినటువంటి గతులు మొత్తం మూడు చెప్పాడండి. పుణ్యకర్మలు చేసేవా లోకాలకి వెళతావు మంచి లోకాలకి, పాపకర్మలు చేసేవా పశుపక్షా జన్మలు పొందుతావు. నువ్వు నీకు శాస్త్రం విధించిన కర్మని ఫలాపేక్ష లేకుండా చేసేవా ముక్తి పొందుతావు అన్నారు. ఇక్కడిది ప్రధానం తెలిసిపోయింది ఇక్కడ. కనుక కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశిస్తూ చెప్పినటువంటి గొప్ప మాట ఇది. కర్మాచరణ చేసేటప్పుడు ఇలా చేయాలి, అంతేగాని కర్మను విడిచిపెట్టడం కాదు. నీకు నిజంగా వైరాగ్యం కలిగితే, మోక్షం అంటే ఏమిటో అవగాహన కలిగితే, మోక్షం కావాలని దృష్టి కలిగితే నువ్వు ఈ కర్మను విడిచిపెట్టనక్కర్లేదు. నీకు విధింపబడ్డ కర్మని నువ్వు ఫలాపేక్షరహితంగా అహంకారం విడిచిపెట్టి చేస్తే జీవన్ముక్తులవే ధరించిపోతావు. చూసారా భగవద్గీత సారమంతా కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు, అయితే అన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు అంటే ఏదో ఒకటి పొందడానికే కదా ఇవి విడిచిపెట్టడం, ఆ పొందవలసిందేదో దాని యందు బుద్ధి పెట్టి పనిచేయన్నాడు ఇక్కడ. ఇది చాలా రమ్యమైన మాట చెప్పాడండి ఇక్కడ. అది నిత్యే మహతి చాత్మానం అవస్థాపయతే ద్విజః. చాలా మంచి మాట అన్నాడు ఇక్కడ. నిత్యే మహతి అంటే పరమాత్మ యందు బుద్ధి నిలిపి ఆ మహాత్ములు ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరిస్తారు, వాళ్ళు ముక్తి చెందుతారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అని అహంకారపూరితమైన సత్కర్మ మనకి పుణ్యలోకాలను ఇస్తున్నది, అది మంచిదే కొంత నయం. అహంకారం విడిచిపెట్టి పరమాత్మ యందు బుద్ధి కలిగి ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు ముక్తి చెందుతాడు. మొత్తం గీతాసారం అంతా నక్ష ప్రశ్నలో కనబడుతున్నది. అంతేగా తర్వాత ప్రశ్న ఏమిటంటే శబ్దస్పర్శ రూపరసగంధాలకి ఆధారమేది, ఇది అడిగాడు ఇక్కడ. దేనివల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటే. ఇది నిజానికి చెప్పాలంటే మనందరికీ తెలిసేవండి, ఒక శబ్దం వింటున్నాం, ఒక రూపం చూస్తున్నాం, ఒక రుచి తెలుసుకుంటున్నాం. దేనివల్ల సందేహం ఉందండి, దేహం వల్లేగా. శబ్దం వెనుకు వెలుగుతున్నామంటే దేహం చెవి ఉంటేనే, రుచి చూస్తున్నామంటే నాలుగు ఉంటేనే. కానీ శబ్దస్పర్శాలకన్నిటికీ ఏది ఆధారం? దేహం అని చెప్తాడా యుధిష్ఠిరుడు? గట్టిగా చెప్పాడు. ఇవన్నీ పనిచేయడానికి ఆధారం లోపల ఆత్మ అనేది ఒకటి ఉందయ్యా, పరమాత్మ. వాడు చైతన్యం, వాడు చూపిస్తున్నాడు. నిజానికి దృశ్యానికి నేత్రమే ఆధారమైతే నిద్రపోతే కళ్ళలో దృశ్యాలు కనబడతాయి దేనివల్ల. అంతేకాదు వెంటనే మరొక ప్రశ్న వేస్తాడు, మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఇవంటే ఏమిటి. చాలా అద్భుతమైన చర్చ ఇక్కడ. ఇంద్రియములతో కూడిన దేహం ఉంది, ఈ దేహంలో మనస్సు బుద్ధి అని రెండున్నాయి. ఈ బుద్ధి అనేది ఎప్పుడు నిశ్చయాత్మకంగా ఇది ఇది అని నిర్ణయిస్తుంది. ఇది మైకు, ఇది లైటు అని బుద్ధి ద్వారా నిర్ణయించుకుంటాం మనం. అలాగే సంకల్ప వికల్పాలతో ఉంటుంది మనస్సు ఎప్పుడూ కూడా. బుద్ధి చేస్తున్న పనుల ద్వారా వ్యక్తమవుతుందిట అన్నాడు. అంటే ఇది ఫలానా మైకని నేను పోల్చుకున్నాను అంటే పోల్చుకునే బుద్ధి ఉంది. ఇది మైక్ కాదు బల్లా అని అనుకుంటుంటే వీడు బుద్ధి దెబ్బతింది అయ్యా బాబు అని పోల్చుకుంటాయి ఇక్కడ. కానీ చేస్తున్న పనులు బట్టి బుద్ధి ప్రకటింపబడుతుంటుంది. మనస్సు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది సంకల్ప వికల్పాత్మకంగా. అయితే ఈ మనస్సు కానీ ఈ బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ పనిచేస్తూ శబ్దస్పర్శ రూపరసగంధములను తెలుసుకుంటున్నాయి అంటే వీటన్నిటికీ ఆధారమై ఆత్మ ఉన్నది. ఆత్మని ఆశ్రయించుకుని బుద్ధి పనిచేస్తూ ఉన్నది, బుద్ధిని ఆశ్రయించుకుని ఇంద్రియములు మొదలైనవి పనిచేస్తున్నాయి అని చెప్పాడు ఇక్కడ. దీన్ని కృష్ణ పరమాత్మ గీతలో వెనక నుంచి వస్తాడండి. దీన్ని బట్టి ఇంద్రియాలు గొప్పవని ఇందాక అన్నాగా దేహమని, నేను ఒప్పుకుంటా ఇంద్రియాలు గొప్ప అంటాను కానీ ఇంద్రియాల కంటే గొప్పది ఒకటి ఉన్నది. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్థు పరాబుద్ధి ఏ బుద్ధే పరతస్థు సహ. చూసారా దీనికంటే నిన్న మొన్న భీముడు గత తిప్పడం, అర్జునుడు ధ్వజ తన యొక్క ధనుశ్చత్రమే బాగుంది కదా. అలా అంటే వ్యాసుడు కోప్పడతాడు. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. బ్రహ్మజ్ఞానం అంతా అంత అందంగా చూపించాడు. దీన్ని బట్టి పొందవలసిందేమిటి, ఎవడు పొందుతాడు, ఆ పొందడానికి ఏమి ఉండాలి, కేవలం బాహ్యమైన వ్యవహార సంస్కారాలు లాభం లేదనైనా ఆ గుణములు తెచ్చుకోవాలి అని చెప్తూ, పోనీ ఆ గుణాలన్నీ లేకుండా ఉన్నప్పటికీ ఆ గుణాలు అమలుపరుస్తూ వైరాగ్యము ఆసక్తి లేకుండా ఉన్నవాడు జీవన్ముక్తుడవుతాడు. ఆసక్తి కలిగి ఆ సత్కర్మలు చేస్తే పుణ్యలోకాలు పొందుతాడు, అది లేకపోతే పాపాత్ముడే పడతాడు. ఇంకేం కావాలండి, మొత్తం మానవ జీవితానికి కావాల్సిన ఉపదేశం అంతా ఇక్కడ పెట్టాడు. భారతం యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడికక్కడ ప్రతి ఉపాఖ్యానం ఇది ఒక్కటి చాలు అనిపించేటట్టు తయారు చేస్తాడండి, అంత దాని యొక్క గొప్పతనం అది. అందుకే ఒక చోట మనం సరిగ్గా వినకపోయినా మరొక చోట వింటామేమో అని వ్యాసుడు ఆశ. కానీ ఎక్కడెల్లా పట్టుకుంటాడు ఆ మహానుభావుడు. ఇక్కడ ఈ అంశంలో నిజానికి ఇంత చెప్పామని మీరు అనుకుంటున్నారు కానీ ఎంతో వ్యాఖ్యానం ఉంటే కొంత చెప్పుకున్నామని సవినీయంగా మనం చేసుకుంటున్నాం ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట వివరించి చెప్పాడో, కనుక ఆత్మని ఆశ్రయించి బుద్ధి ఉంటుంది, ఆ బుద్ధియే విషయాల వైపు ఇంద్రియాలని మళ్లిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఇంద్రియాల వైపు వెళుతున్న బుద్ధిని తనకు ఆశ్రయమైన ఆత్మవైపు మళ్లించు. ఎవడైతే బుద్ధి తనకు ఆశ్రయమైనటువంటి ఆత్మవైపు మళ్ళుతుందో అటువంటి బుద్ధి కలిగిన వాడు క్రమంగా నిరపేక్ష స్థితిలో వెళ్ళి ముక్తిని పొందుతాడయ్యా అని చెప్పాడు. ఇది మొత్తం వేదాంత సారాన్ని అంత చక్కగా చెప్తూ ఉంటే ఎప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, అయిందండి నహుష ప్రశ్న, ఇక్కడితో అయిపోయింది, ఇంకేం కావాలి చెప్పండి. యుక్తితో ఆలోచించేవాడికి ఇంత చాలు. అంత అద్భుతమైంది నహుష ప్రశ్న. దీన్ని బట్టి భారతం అంటే ఏంటో తెలిసింది కదా. కనుక నవలా రచయితలు కూడా బయలుదేరిపోయి భారతాన్ని విషవృక్షమని రామాయణ వృక్షాన్ని బయలుదేరుతున్నారంటే వాడు దుస్సాహసాన్ని ఎంత శిక్షించాలో ఆలోచించండి. వీళ్ళు నవలలు రాసే పిచ్చి బుర్రలా భారతాన్ని అర్థం చేసుకోగలవు? భారతంలో ఉన్న శాస్త్రపటుత్వం, అటు వేదాంత శాస్త్రం, తలలు బద్దలు కట్టుకున్న అర్థం కాని తర్కశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, ఇటువైపు అనేక అంశములు కలిసి ఉంటూ ఉంటే మన నవలల క్యారెక్టరైజేషన్లా భారతాన్ని చదివి నాకు భారతం నచ్చలేదండి, ఇదండి భారతం, విషవృక్షాన్ని బయలుదేరారు అంటే అటువంటి అసురుల్ని భరిస్తున్నందుకు భారత మాత్రకి మనం జాలిపడాలండి. చూసి ఇక్కడ అసలు చెప్తారు వీళ్ళ బయలుదేరతారు దుర్వ్యసనాలు పాలి తిరుగుతున్నటువంటి వారు, ధర్మాలు లేని వాళ్ళు. వాళ్ళు ద్రౌపది పాత్రను చిత్రించడానికి బయలుదేరుతాడు ఒకడు, మరొకడేమో భారతం గురించి అడ్డదిడ్డంగా రాయడానికి మరొక ఆవిడ బయలుదేరిపోతుంది. ఏం అర్హతలు ఉన్నాయండి? ఎంత తపస్సు చేయాలి, ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత యోగనిష్ట ఉండాలి భారతాన్ని అర్థం చేసుకోవడానికి? మనం ఎక్కలేమని చెప్పి ఎవరెస్ట్ పర్వతాన్ని అందరికీ అందుబాటులో అయిన పర్వతం ఉంటే ఏమిటి పోతే ఏమిటి అనకూడదండి. ఇక్కడ నీకు మోకాళ్ళు చెప్పులు పనిచేయట్లేదు, కనీసం వెళ్ళిన వాళ్ళని అభినందించు, ఎక్కగలిగిన వాళ్ళని సన్మానించు, నువ్వు ఎక్కలేవని ఒప్పుకో, ఇది తెలుసుకోవాలి. ఇది ఒక ఆర్తితో చెప్తున్న మాట, ఆగ్రహం కాదండి. భారతం ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే నా ఆగ్రహం అందరి ఆగ్రహం అవుతుంది, తెలుసుకోండి. ఇక్కడ అందుకు ఇలాంటి అసురు బుద్ధులు తొలగించమని కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేసుకున్నాం. మొత్తానికి ఇంత అద్భుతంగా మాట్లాడేవి కదా నహుష, నువ్వు పామైపోవడమేంటి ఆశ్చర్యంగా ఉంది. ఇంత తెలివితేటలున్నాయంటే ఇప్పుడు తెలిసింది కదా, ఎన్ని తెలివితేటలున్నా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు తెలిసింది కదా నా వల్ల అన్నాడు. ఈ ప్రతి కథ గొప్ప పాఠమేనండి ఇక్కడ. ఎందుకంటే అతి భయంకరమైనది ఏంటంటే మదమయ్యా అన్నాడు. మదం ప్రతివాడికి వస్తుందండి. చిత్రం అంటే పోల్చలేరు కూడా, అదొకటి చిత్రం, అది పోల్చలేరు. అందుకే సంపదలు కలిగిన వాడు సంపద వచ్చినప్పుడు నాకుంది అని మాత్రమే కాకుండా ఏనాటి పుణ్యం వల్ల ఇప్పుడు వచ్చింది, తర్వాత ఇది ఎంతవల్ల ఉంటుందో, కనుక ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండడం. అందుకే లేని వాళ్ళ పట్ల తక్కువగా చూడటమే కాదు. అందుకు సుప్రజ్ఞమపి చేచ్చూరం వృద్ధి మోహయతే నరం వర్తమాన సుఖే సర్వో ముహ్యతీతి మతిర్మమ. నిజానికి ఈ నహుష చక్రవర్తి జీవితం ఒక పాఠం అండి. ఈ మహానుభావుడు సామాన్యుడు కాదు, ఎన్నో ఇందాక చెప్పినటువంటి తపస్సులు జ్ఞానములు అన్నీ చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ వెళ్ళడం మామూలు కాదండి, స్వర్గలోకంలో ఒకటిగా కాదు. ఆ సమయంలో ఇంద్రుడు స్వర్గంలో ఉండకూడని పరిస్థితి ఒకటి ఏర్పడింది. అప్పుడు నహుషుణ్ణి ఇంద్రుని చేశాడట. ఎందుకంటే 100 యజ్ఞాలు చేశాడు, ఇందాక చెప్పిన దాన ధర్మాలన్నీ చేశాడు, దానిపై నహుషుడు ఇంద్రుడయ్యాడు. ఎలాంటి స్థితి చూశారా, స్వర్గ అధిపతిగా మారిపోయాడు. స్వర్గంలో ఉండి సుఖాలు అనుభవించేవాడిగా కాదు, ఆ స్థితికి వెళ్ళిపోయాక అందరూ బ్రహ్మరథాలు పట్టారు. ఇది ఒకటి వచ్చిందండి, 10 మంది పొగిడితే అహంకారానికి నీరు పోసినట్టు అవుతుంది, మరింత పెరుగుతుంది అది. దానితో ఇతడు ఇంద్రత్వమే నాకు దొరికినప్పుడు ఇంద్రుని భార్య మాత్రం నాది కాకుండా పోతుంది అనుకున్నట్టు దుర్మార్గుడు. ఆ సమయంలో ఇంద్రుడు ఏదో తన తపస్సులో తానున్నాడు ఒకనొక పరిస్థితి, అది కూడా కదిలిస్తే ఇక్కడ భారతంలో ప్రస్తావన చేయలేదు కనుక నేను చేయట్లేదు. ఎప్పుడైతే ఇంద్రాణ్ణి కోరాడో ఇంద్రాణి అయిన శచీదేవి, ఇది మరొక పురాణ సాహిత్యంతో కొంచెం చెప్పుకుందాం. ఆ శచీదేవి ఏం చేసిందంటే, ఇదేం దుర్మార్గ బుద్ధి వీడు పుట్టింది, పదవిలో ఉన్నాడు కనుక గౌరవించాలి, ఏం చేయాలని అసలు వాళ్ళ ఆయన ఎక్కడున్నాడు ఆవిడికి తెలియదుట. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే ఒక తామర తూడులో దాక్కుని తపస్సు చేసుకుంటున్నట్టు ఇంద్రుడు. చూపించింది అమ్మవారు, తిన్నగా వెళ్ళి అడిగింది, ఇప్పుడు వాడు నన్ను కోరుకుంటున్నట్ట, నాకు దగ్గర కబురు వచ్చింది ఏం చేయాలని. ఒక పని చేయి, మహర్షులు తీసుకువస్తున్న పల్లకీలో నీ దగ్గరికి రమ్మను అన్నాడు. ఇదేమిటి ఈ సలహా ఇచ్చావని? ఐశ్వర్యము, అధికారము, యవ్వనము, విద్య, ఈ 4 మదాలు వచ్చినవాడు ఎలా ప్రవర్తిస్తాడో నాకు తెలుసు. అందుకు ఆ పంచే ఎందుకు నేను చెప్పాను నీకు తర్వాత అర్థమవుతుంది అన్నాడు. ఇక్కడ అప్పుడు ఇది బ్రహ్మరథం అంటే ఇదండి, మహర్షులు, బ్రహ్మలు మహర్షులు, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి రథం మీద కూర్చున్నట్ట శచి దగ్గరికి బయలుదేరుతున్నాడు. అది నెమ్మదిగా నడుస్తుంది పల్లకి, వీడిలో కామపు తొందర ఎక్కువడంతో పల్లకి నెమ్మదిగా నడవడంతో ఆగలేక ఎవరి వల్ల నెమ్మదిగా నడుస్తుందో చూసేట. మహర్షులు ఒకడు అగస్త్య మహర్షి అని పొట్టిగా ఉన్నాడు, కొంచెం నెమ్మదిగా నడుస్తుందిట. ఈయన ఎంత పొగరు చూడండి, ఆ పాదాన్ని పల్లకి నుంచి బయటకు చాపి అగస్త్యుని భుజాన్ని పాదంతో తట్టి సర్ప సర్ప అన్నట్ట, నడు నడు అని సర్పోభవ అని చెప్పించాడు అగస్త్యుడు. అంతే కొండజిలిపోయి పడ్డాడండి ఇక్కడ. అంతే చూసావా, ఎంత ఉన్నప్పటికీ మదం ఉందే అది దెబ్బతీస్తుంది. అందుకే ఒక్క మాట చెప్తున్నాను, ఎలాంటి వాడైనా సుప్రజ్ఞమపి చేచ్చూరం వృద్ధి మోహయతే నరం. సంపదలు కలిగిన వాడు ఎంత తెలివైన వాడైనా ఎంత సూర్యుడైనా సంపదల వల్ల మోహంలో పడతాడు. అందుకే ఎప్పుడైనా సుఖాల్లో ఉన్నవాడే తప్పులు చేస్తాడు గుర్తుపెట్టుకున్నాడు. కష్టాల్లో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడట. అందుకే సుఖంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గొప్ప పాఠం ప్రపంచానికి ఎవడు చెప్పగలడండి మా భారతం తప్ప? సుఖాలు భోగాలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే వర్తమాన సుఖే సర్వో ముహ్యతి ఇది మతిర్మమ. ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, అంటే నా స్వానుభవంతో నేను చెప్తున్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, సుఖాలున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే వాడు మోహపడి దెబ్బతింటాడు సుమ అని తన యొక్క చరిత్రను చెప్పి, అప్పుడు నేను అగస్త్యుడి పాదాలు పట్టుకుని వేడుకున్నాను, నువ్వు యుధిష్ఠిరునితో సంభాషిస్తావు, ఆ ధర్మమూర్తితో సంభాషించిన బ్రహ్మ విద్య చర్చ ద్వారా నీకు పాపమోచనం జరుగుతుందన్నారు. దీన్ని బట్టి బ్రహ్మ విద్య అర్థమైనా అర్థమవకపోయినా అది వింటూ ఉంటే చాలా ధన్యులమైపోతామండి, చాలా విశేషం. అందుకే స్కందపురాణంలో ఒక మాట చెప్తాడు, నీకు అర్థం కాకపోయినా సరే వేదాంతం వినన్నట్టు, వింటూ ఉంటే పాపం పోతుందిట. ఎందుకంటే నువ్వు దేహం కాదు దేహం కాదు, సచ్చిదానందన ఆత్మవి ఆత్మవి ఆత్మవి అని చెప్తూ ఉంటూ ఉంటే అది అలా పట్టేస్తుంది మనిషికి. ఒప్పుకోవడానికి విసుగు కోపం వస్తుందండి. వేదాంత ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు విసుగుపోయిన మొహాలు ఎన్ని చూశానో నా ఎక్స్పీరియన్స్లో, చెప్పడానికి లేదు. అయినా సరే విసుగు లేకుండా చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే వాడికి సజెషన్ గట్టిగా గట్టిగా జీవుడికి తగిలి, నేను దేహం కానట, నేను సచ్చిదానందమైన పరమాత్మట అనుకున్నా అది వాసనగా మిగిలి తర్వాత జన్మలో విచారణగానే పనికొస్తుందని ఇది తెలుసుకోవాలి. ఇక్కడ క్షణం సేపు నువ్వు దేహాత్మ భ్రాంతికి దూరమైతే ఈ దేహంతో చేసిన అనేక పాపాలు దగ్ధమవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలండి, ఇక్కడ చిన్న విషయం కాదు. ఇక్కడ ప్రవచనంలో క్షణం సేపు తాదాత్మ్యంత పొందగలిగితే చాలు. అందుకే వేదాంత చర్చ నహుషుని యొక్క పాపాన్ని పొగిటి తిరిగి స్వర్గానికి వెళ్ళి ఇట్టు చేసిందండి. పైగా ఎవడు చేయాలి వేదాంత చర్చ? ఉపనిషత్తులు అట్టించుట్టు ఇట్టించుట్టు పఠనం చేసి పరోక్ష జ్ఞానం కలిగిన వాళ్ళు చేస్తే లాభం లేదండి. సాధనతో అనుభవం పొందిన వాళ్ళు చేయాలి. అందుకే యుధిష్ఠిరుడి మాటతో చేసిన చర్చకి నహుషుడు పవిత్రుడై, నీ వల్ల నాకు శాపమోచనం జరిగిందయ్యా మహానుభావ వెళ్ళొస్తాను అని చెప్పాడు నహుషుడు. తన పూర్వతరాల్లో ఒకడు నెల తరింప చేసాడండి. ఇక్కడ ఆ నహుషుడి దగ్గరికి విమానం వచ్చిందిట, ఆ విమానంలో మళ్ళీ స్వర్గలోకానికి చేరాడు. ఒక్క కథలో ఇటు బోధ అటు గాథ రెండూ మనకి ఎంత పనికొచ్చాయి చూడండి. ఇక్కడ ఈ రెండింటి ద్వారా ఇంత అద్భుతమైన అంశాన్ని మనకు ప్రస్తావించిన భారత మహర్షి అయిన వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుంటూ తర్వాత విషయంలో మనం ప్రవేశిస్తున్నాం.